కృష్ణయజుర్వేదే క్రమపాఠే షష్ఠకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ఉభౌ విముచ్య విముచ్యాతిథ్యం విముచ్యేతి విముచ్య ఆతిథ్యం గృహ్ణీయాత్ గృహ్ణీయాద్యజ్ఞం యజ్ఞం వి ఇచ్ఛిందాత్ ఛింద్యాద్యత్ యదుభౌ ఉభావ విముచ్య అవిముచ్యేథా అవిముచ్యేత్తి విముచ్య యథానాగతాయ అనాగతాయాతిథ్యం అనాగతాయేత్యనాగతాయ ఆతిథ్యం క్రియతే క్రియతే తాదృక్ తాదృగేవ తద్విముక్త విముక్తోన్య విముక్త విముక్త అన్యోన్ అవిద్వాన్ భవతి భవత్యవిముక్త అవిముక్తోన్య అవిముక్త విముక్త అన్యోథ అథాతిథ్యం ఆతిథ్యం గృహ్ణాతి గృహ్ణాతి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యై పత్నీ సంతత్యాది సంతత్యై పత్నిమారభతే అన్వారభతే పత్నీ అన్వారభత ఇత్యను ఆరభతే పత్నీ పారేణహ్యస్య పారేణహ్యస్యేషే పారేణహ్యస్యేది పారేణహ్యస్య ఈశే పత్నియా పత్నియైవ ఏవానుమతం అనుమతన్ని అనుమతమిత్యనోమతం నిర్వపతి వపదయత్ యద్వై వై పత్నీ పత్నీ యజ్ఞస్య యజ్ఞస్య కరోతి కరోతి మిథునం మిథునం తత్ తదసో అథో పత్నియా అథో యజ్ఞో పత్నియా ఏవ ఏవైష ఏష యజ్ఞస్య యజ్ఞస్య అన్వారంభ అన్వారంభో నవచ్చిత్యై అన్వారంభ ఇత్యను ఆరంభ అనవచ్చిత్యై యావద్భిః అనవచ్చిత్యానవచ్చిత్యై యావద్భిర్వై యావద్భిరితి యావద్భిర్ వై రాజా రాజానుచరైః అనుచరైరాగచ్చతి అనుచరైరిత్యనుచరైః ఆగచ్చతి సర్వేభ్య ఆగచ్చతీత్యాగచ్చతి సర్వేభ్యో వై వైతేభ్య తేభ్య ఆతిథ్యం ఆతిథ్యం క్రియతే క్రియతే ఛందాగుంసి ఛందాగుంసి ఖలు ఖలు వై వై సోమస్య సోమస్య రాజ్య రాజ్యనుచరాణి అనుచరాణ్యగ్నేః అనుచరాణీత్యనుచరాణి అగ్నేరాతిథ్యం ఆతిథ్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా వేది ఇత్యాహ ఆహ గాయత్రియై గాయత్ర్యా ఏవ ఏవైతేన ఏదేన కరోతి కరోతి సోమస్య సోమస్యాతిథ్యం ఆతిథ్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా వేది ఇత్యాహ ఆహ తిష్ఠుభే తిష్ఠుభ ఏవ ఏవైతేన ఏదేన కరోతి కరోత్యతిథే అతిథేరాతిథ్యం ఆతిథ్యమసి అసి విష్ణవే విష్ణవే త్వా తేరి ఇత్యాహ ఆహ జగత్యై జగత్యా ఏవ ఏవైతేన ఏదేన కరోతి కరోత్యగ్నే అగ్నయే త్వా రాయస్పోషదావున్నే రాయస్పోషదావున్నే విష్ణవే రాయస్పోషదావున్నైతి రాయస్పోషదావున్నే విష్ణవే త్వా తేరి ఇత్యాహ ఆహ అనుష్ఠుభే అనుష్ఠుభ ఏవ అనుష్ఠుభ ఇత్యనుష్ఠుభే ఏవైతేన ఏదేన కరోతి కరోతి శ్యేనాయ శ్యేనాయ త్వా త్వా సోమభృతే సోమభృతే విష్ణవే సోమభృత ఇది సోమాభృతే విష్ణవే త్వా వేది ఇత్యాహ ఆహ గాయత్రియై గాయత్ర్యా ఏవ ఏవైతేన ఏదేన కరోతి కరోతి పంచ పంచ కృత్వా కృత్వా గృహ్ణాది గృహ్ణాది పంచాక్షరా పంచాక్షరా పంక్తి పంచాక్షరేది పంచాక్షరా పంక్తి పాండ పాండో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధే బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదినేది బ్రహ్మవాదిన వదంది కస్మాత్ కస్మాత్ సత్యాత్ సత్యాద్ గాయత్ర్యై గాయత్ర్యా ఉభయర ఉభయర ఆదిత్యస్య ఆదిత్యస్య క్రియతే క్రియత ఇది ఇది యత్ యదేవ ఏవాద అదస్వం సోమమా అహరత్ అహరత్ తస్మాత్ తస్మాత్ గాయత్ర్యై గాయత్ర్యా ఉభయత ఉభయత ఆదిత్యస్య ఆదిత్యస్య క్రియతే క్రియతే పురస్సాత్ పురస్సాచ్చ చోపరిష్టాద్ ఉపరిష్టాచ్చ చర్షః శిరో వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యదాదిత్యం ఆదిత్యం నవకపాలః నవకపాలః పురోడాశః నవకపాల ఇది నవకపాలః పురోడాశో భవతి భవతి తస్మాత్ తస్మాన్నవధా నవధా శిరః నవధేతి నవధా శిరో విష్యూతం విష్యూతం నవకపాలః విష్యూతమిదివేస్యూతం నవకపాలః పురోడాశః నవకపాల ఇది నవకపాలః పురోడాశో భవతి భవతి తే తే త్రయః త్రయస్త్రికపాలాః త్రికపాలాస్త్రివృతాః త్రికపాలాది త్రికపాలాః త్రివృతా స్తోమేన త్రివృతేతి త్రివృతాః స్తోమేన సంమితాః సంమితా తేజః సంమితా ఇది సంమితాః తేజస్త్రివృత్ త్రివృత్తేజః త్రివృతిరి త్రివృత్ తేజ ఏవ యజ్ఞస్య శీర్షన్ శీర్షన్ దాతి నవకపాల నవకపాల ప్రోడాశ నవకపాల నవకపాల ప్రోడాశో త్రికపాలాస్త్రివృతాకపాలాకపాలాకపాలాకపాలా ప్రాణేన త్రివృతేత్రివృతా ప్రాణేన సంవితా ప్రాణేనేది ప్రాణేన సంహితాస్త్రివృత్ సంహితాది సంహితా త్రివృద్వై త్రివృజితి త్రివృత్ వై ప్రాణ ప్రాణస్వృతం ప్రాణయితి ప్రాణ త్రివృతమే త్రివృతమివృతం ఏ ప్రాణం ప్రాణమభిపూర్వం ప్రాణమితి ప్రాణం అభిపూర్వం యజ్ఞస్య అభిపూర్వమిత్యభిపూర్వం యజ్ఞస్య శీర్షన్ శీర్షన్ దాతి దాతి ప్రజాపతే ప్రజాపతేర్వై ప్రజాపతేర్వి ప్రజాపతే ఏతాని ఏతాని పక్ష్మాణి పక్ష్మాణి యదశ్వబాలా అశ్వబాలా ఐక్షవీ అశ్వబాలా ఇత్యశ్వబాలా ఐక్షవీ తిరశ్చీ ఐక్షవీ ఇత్యైక్షవీ తిరశ్చీ యద్ తిరశ్చీ తిరశ్చీ యదాశ్వబాల ఆశ్వబాల ప్రస్తర ఆశ్వబాల ఇత్యాశ్వబాల ప్రస్తరో భవతి ప్రస్తర ఇది ప్రాస్తర భవత్యైక్షవీ ఐక్షవీ తిరశ్చీ ఐక్షవీ ఇత్యైక్షవీ తిరశ్చీ ప్రజాపతే తిరశ్చీ తిరశ్చీ ప్రజాపతేరేవ ప్రజాపతేరి ప్రజాపతే ఏవత్ తచ్చక్షో చక్షుః సంహరతి మరతి దేవాః దేవా వై వయ్యాః యా ఆహుతి ఆహుతిరజుహవో అజహవీరిహుతి అజహవస్తా తా అసురా అసురా నిష్కామం నిష్కామమాదన్ ఆదన్ తే దేవాశ్వర్యం కాశ్వర్యమపశ్యన్ అపశ్యం కర్మణ్య కర్మణ్యో వై వై కర్మ కర్మైనేన ఏనేన కుర్వీత కుర్వీతేతి తేకాశ్వర్యమయాన్ కాశ్వర్యమయాన్ పరిధీన్ కాశ్మర్యమయానితి కాశ్మర్యామయాన్ పరిధీన కుర్వత పరిధీనిటి పరిధీన్ అకూర్వత తైర్వై వై తే రక్షాగుంసి రక్షాగస్వ అపాఘ్నత అఘ్నతర్యమయా కాశ్మర్యమయా పరిధయ కాశ్మర్యమయాది కాశ్మర్యామయా పరిధయో భవంతి పరిధయ ఇది పరిధిర భవంతి రక్షసా రక్షసామపహత్యై అపహత్యై సమ్ అపహత్యాపాహత్యై సర్గస్పర్శయతి స్పర్శయతి రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ అనన్వచారాయేత్యనన్వచారాయ న పురస్తాద్ పురస్తాత్పరి పరిదాపి దాత్యాదిత్య ఆదిత్యో హి ఏవోద్యన్ ఉద్యన్ పురస్తాద్ ఉద్యన్నిత్యుదయన్ పురస్తాద్రక్షాగుంసి రక్షాగస్య పహంతి అపహంత్యూర్ధ్వే అపహంతీత్యపహంతి ఊర్ధ్వే సమిధౌ ఊర్ధ్వే ఇత్యూర్ధ్వే సమిధావా సమిధావితి సంయుధౌ ఆదధాది దాది ఉపరిష్టాద్ ఉపరిష్టాదేవ ఏవ రక్షాగుంసి రక్షాగస్యప అపహంతి అంతిషా యజుషా అన్యాం అన్యాం తూష్ణీం తూష్ణీమన్యాం అన్యాం మిథనత్వాయ మిథనత్వాయ ద్వే మిథనత్వాయేతి మిథనత్వాయ ద్వే ఆ ద్వే ఇది ద్వే ఆదధాది దాది ద్విపాద్ ద్విపాద్యజమాన ద్విపాదితి ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదిన ప్రతిష్ఠిత్యాయ ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంత్యగ్ని అగ్నిశ్చ వై వా ఏతౌ ఏతౌ సోమ సోమశ్చ చ కథా కథా సోమాయ సోమాయాదిత్యం ఆదిత్యం క్రియతే క్రియతే నాగ్నయే అగ్నయ ఇది యదగ్నౌ అగ్నావగ్నిం అగ్నిం అధిత్వా అధిత్వా ప్రహరతి ప్రహరతి తేన ప్రహరీరి ప్రహరది తేనైవ ఏవాగ్నే అగ్నయ ఆదిత్యం ఆదిత్యం క్రియతే క్రియతే అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహురగ్ని అగ్నిసర్వాహ సర్వా దేవతాహ దేవతా ఇది యద్ధవి హవిరాసాద్య ఆసాద్యాగ్ని ఆసాద్యేత్యాసాద్య అగ్నిం మంథతి మంథతి హవ్యాయ హవ్యాయైవ ఏవాసన్నాయ ఆసన్నాయ సర్వాహ ఆసన్నాయేత్యాసన్నాయ సర్వా దేవతాహ దేవతా జనయతి జనయతీతి జనయతి ఏవాసురా సంయత్తాహ ఏవాసురా ఇది దేవాసురాహ సంయత్తా ఆసన్ సంయత్తా ఇది సంయత్తాహ ఆసంతే తే దేవాః దేవామిథ మిథో విప్రియాః విప్రియా ఆసన్ విప్రియా ఇది విప్రియాః ఆసంతే ఏన్యః అన్యోన్యస్మై అన్యస్మై జ్యేష్ఠ్యాయ జ్యేష్ఠ్యాయాదిష్టమానాః అతిష్టమానాః పంచధా పంచధావి పంచతేతి పంచాధా వ్యక్రామన్ అక్రామన్నగ్నిః అగ్నిర్వసుభిః వసుభిః సోమః వసుభిర్ది వసుభిః సోమో రుద్రైః రుద్రైరింద్రః ఇంద్రో మరుద్భిః మరుద్భిర్వరుణః మరుద్భిర్ది మరుద్రభిః వరుణ ఆదిత్యైః ఆదిత్యైర్బృహస్పతిః బృహస్పతిర్విశ్వైః విశ్వైర్దేవైః దేవైస్తే తే అమన్యంత అమన్యంతసురేభ్య అసురేభ్యో వై వాయం ఇదం భ్రాతృవ్యేభ్య భ్రాతృవ్యేభ్యోరధ్యామ అధ్యామో యన్మిత మితో విప్రియా విప్రియా స్మ విప్రియా విప్రియా స్మోయా యాన నమా ఇమా ప్రియా ప్రియా సర్వ తనవస్థా తాస్ సమవద్యామహై సమవద్యామహై తాభ్య సమవద్యామహ ఇది సమవద్యామహై తాభ్య సహ సని నిర్వృచ్ఛాద్ వృచ్ఛాద్య యోన నః ప్రథమ ప్రథమోన్య అన్యోన్యస్మై అన్యస్మై ద్రుహ్యాద్ ద్రుహ్యాది ఇది తస్మాత్ తస్మాద్య సదానోనత్రిణాం సదానోనత్రిణాం ప్రథమ సదానోనత్రిణామిది సదానోనత్రిణాం ప్రథమో ద్రుహ్యతి ద్రుహ్యతి సహ స ఆర్తిం ఆర్తిమా ఆర్చతి రచ్చతి యత్తానోనత్రం తానోనత్రం సమవద్ది తానోనత్రమిది తానోనత్రం సమవద్ది భ్రాతృవ్యాభిభూర్తి సమవద్ది సమవద్ది భ్రాతృవ్యాభిభూర్తి భవతి భ్రాతృవ్యాభిభూర్త్యా ఇది భ్రాతృవ్యాభిభూర్త్యై భవత్యాత్మనా ఆత్మనా పరా పరాస్య అస్య భ్రాతృవ్య భ్రాతృవ్యో భవతి భవతి పంచ పంచ కృత్వ కృత్వో అవద్యది ఇది పంచధా పంచధా హి పంచధేతి పంచధా హితే తత్సమవాద్యంత సమవాద్యంత అథో సమవాద్యంతేతి సమవాద్యంత అథో పంచాక్షరా అథో ఇత్యథో పంచాక్షరా పంక్తిః పంచాక్షరేతి పంచాక్షరా పంక్తిః పాంక్తః పాంక్తో యజ్ఞః యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధ ఆపతయే ఆపతయే ద్వా ఆపతయే ఇత్యాపతయే త్వా గృహ్ణామి గృహ్ణామీతి ఇత్యాహ ఆహ ప్రాణః ప్రాణో వై ప్రాణ ఇది ప్రాణ వా ఆపదిః ఆపదిః ప్రాణం ఆపదిరిత్యాపదిః ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవ ప్రేణాది ప్రేణాది పరిపతయే పరిపతయై పరిపతయైతి పరిపతయే ఇత్యాహ ఆహ మనః మనో వై వై పరిపతిః పరిపతిర్మనః పరిపతిరిది పరిపతిః మన ఏవ ఏవ ప్రేణాది ప్రేణాది తనోనత్రే తనోనత్రైతి తనోనత్రైతి తనోనత్రే ఇత్యాహ ఆహ తనువః తనువోహి హితే తేతాః తాస్ సమవాద్యంత సమవాద్యంత శాక్వరాయ సమవాద్యంతేతి సమవాద్యంత శాక్వరాయేతి ఇత్యాహ ఆహ శక్తి శక్తి హితే తేతాః తాస్ సమవాద్యంత సమవాద్యంత శక్మన్ సమవాద్యంతేతి సమవాద్యంత శక్మన్నోజిష్ఠాయ ఓజిష్ఠాయేతి ఇత్యాహ ఆహ ఓజిష్ఠం ఓజిష్ఠకం హి హితే తేతత్ తదాత్మనః ఆత్మన సమవాద్యంత సమవాద్యంతనాదృష్టం సమవాద్యంతేతి సమవాద్యంత అనాదృష్టమసి అనాదృష్టమిత్యనాదృష్టం అస్యానాదృశ్యం అనాదృశ్యమిది అనాదృశ్యమిత్యనాదృశ్యం ఇత్యాహ ఆహ అనాదృష్టం అనాదృష్టకం హి అనాదృష్టమిత్యనాదృష్టం హేతత్ ఏతదనాదృశ్యం అనాదృశ్యం దేవానాం అనాదృశ్యమిత్యనాదృశ్యం దేవానామోజ ఓజైతి ఇత్యాహ ఆహ దేవానాం దేవానాగం హి హేతత్ ఏతదోజ ఓజోభిషస్తిపా అభిషస్తిపా అనభిషస్తేన్యం అభిషస్తిపాత్యభిషస్తిపా అనభిషస్తేన్యమిది అనభిషస్తేన్యమిత్యనభిషస్తేన్యం ఇత్యాహ ఆహాభిషస్తిపా అభిషస్తిపా హి అభిషస్తిపాత్యభిషస్తిపా హ్యేతత్ ఏతదనభిషస్తేన్యం అనభిషస్తేన్యమను అనభిషస్తేన్యమిత్యనభిషస్తేన్యం అనుమే మే దీక్షాం దీక్షాం దీక్షాపతి దీక్షాపతిర్మన్యతాం దీక్షాపతిరితి దీక్షాపతి మన్యతామిది ఇత్యాహ ఆహ యథాయజుః యథాయజురేవ యథాయజురితి యథాయజుః ఏవైతత్ ఏతద్ఘృతం ఘృతం వై వై దేవాః దేవావజ్రం వజ్రం కృత్వా కృత్వా సోమం సోమఘ్నన్ అఘ్నన్నంతికం అంతికమివ ఇవ ఖలు ఖలు వై వా అస్య అస్యైతత్ ఏతచ్చరంది చరంది యత్ యత్తానూనత్రేణ తానూనత్రేణ ప్రచరంది తానూనత్రేణ ఇది తానూనత్రేణ ప్రచరంది పుంశురగుంశు ప్రచరంతీతి ప్రాచరంది అగుంశురగుంశుస్తే అగుంశురగుంశురిగుంశురోగుంశు తే దేవ దేవ సోమ సోమా ఆప్యాయతామితి ఇత్యాహ ఆహయ యదేవ ఏవాస్య అస్యాపువాయతే అపువాయతే యత్ యన్మీయతే మీయతే తత్ తదేవ ఏవాస్య అస్యైతేన ఏతేనా ఆప్యాయతి ప్యాయత్యా ఆతుభ్యం తుభ్యమింద్ర ఇంద్ర ప్యాయతాం ప్యాయతామా ఆ త్వం త్వమింద్రాయ ఇంద్రాయ ప్యాయస్వ ప్యాయస్వేతి ఇత్యాహ ఆహోభౌ ఉభావేవ ఏవేంద్రం ఇంద్రం చ సోమం సోమం చ ఆప్యాయతి ప్యాయత్యా ఆప్యాయ ప్యాయసీన్ సఖీని సంజ్ఞా సంజ్ఞా మేధయా మేధయేతి ఇత్యాహ ఆహర్తృజ ఋత్విజో వై వా అస్య అస్య సఖాయ సఖాయస్తాన్ తానేవ ఏవా ఆప్యాయతి ప్యాయతి స్వస్తి స్వస్తి తే తేదేవ దేవ సోమ సోమ సుత్యాం సుత్యామశీయ అశీయేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యా ఆశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే ప్రవై వా ఏతే ఏతే అస్మాద్ అస్మాల్లోకాద్ లోకాత్ శవందే శవందే యే ఏ సోమం సోమమాప్యాయంది ఆప్యాయంత్యంతరిక్షదేవత్యః ఆప్యాయంతీత్యాప్యాయంది అంతరిక్షదేవత్యో హి అంతరిక్షదేవత్య ఇత్యంతరిక్షాదేవత్యః హి సోమ సోమాప్యాయితః ఆప్యాయత ఏష్టః ఆప్యాయత ఇత్యాప్యాయితః ఏష్టారాయః రాయః ప్రేషే ఇషే భగాయ భగాయేతి ఇత్యాహ ఆహద్యావా పృథివీభ్యాం యావా పృథివీభ్యామేవ యావా పృథివీభ్యాం విద్యావా పృథివీభ్యాం ఏవ నమస్కృత్య నమస్కృత్యాస్మిన్ నమస్కృత్యేది నమహాకృత్య అస్మిన్ లోకే లోకే ప్రతి ప్రతిష్ఠంతి తిష్ఠంతి దేవాసురాః దేవాసురాః సంయత్నాః దేవాసురాది దేవాసురాః సంయత్నాసన్ సంయత్నాది సాంయత్తాః ఆసన్ తే దేవాః దేవా విభ్యతః విభ్యతోగ్నిం అగ్నిం ప్రావిశన్ అవిషన్ తస్మాత్ తస్మాదాహు ఆహురగ్ని అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతాయి ఇది తేరేగ్ని అగ్నిమేవ ఏవరోధం వరోధం కృత్వా అసురాన్ అసురానభి అభ్యభవన్ అభవన్నగ్నిం అగ్నిమివ ఇవ ఖలు వై వా ఏష ప్రవిశతి విశతి యః యో వాందరదీక్షాం అవాందరదీక్షాముపైతి అవాందరదీక్షానిత్యవాందరదీక్షాం ఉపైతి భ్రాతృవ్యాభిభూత్యై ఉపైతిత్యుపాయేతి భ్రాతృవ్యాభిభూత్యై భవతి భ్రాతృవ్యాభిభూత్యాది భ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనా ఆత్మనా పరా పరా అస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవత్యాత్మానం ఆత్మానమేవ ఏవ దీక్షయా దీక్షయా పాది పాది ప్రజాం ప్రజామవాందరదీక్షయా ప్రజామిది ప్రజాం అవాందరదీక్షయా సంతరాం అవాందరదీక్షయేత్యవాందరదీక్షయా సంతరాం మేఖలాం సంతరామిది సంతరాం మేఖలాకం సమాయచ్చతే సమాయచ్చతే ప్రజా సమాయచ్చత ఇది సమాయచ్చతే ప్రజా హి ప్రజేతి ప్రజా యా ఆత్మన ఆత్మనోంతరతరా అంతరతరా తప్తవ్రత అంతరతరేత్యంతరాతరా తప్తవ్రతో భవతి తప్తవ్రత ఇది తప్తావ్రత భవతి వదంతేభి వదంతేభిర్మార్జయతే మార్జయతేనిః నిరిహి హ్యగ్నిః అగ్నిశీతేన శీతేన వాయది వాయది సమిధ్యి సమిధ్యయ్యా సమిధ్యా ఇది సాంధ్యై యాతే తే అగ్నేః అగ్నే రుద్రియా రుద్రియా తనోః తనోరిది విద్యాః ఆహస్వయా స్వయైవ ఏవైనత్ ఏమద్దేవతయా దేవతయా వ్రతయతి వ్రతయతి సయోనిత్వాయ సయోనిత్వాయ శాంత్యై సయోనిత్వాయతి సయోనిత్వాయ శాంత్యాది శాంత్యై తేషామసురాణాం అసురాణాం తిస్రః తిస్రః పురః పుర ఆసన్ ఆసన్నయస్మై అయస్మయ్యవమా అవమాథ అథ రజతా రజతాథ అథ హరిణి హరిణీతాః తా దేవాః దేవా జేతుం జేతుం నాశక్నువన్ అశక్నువంతాః తా ఉపసదా ఉపసదైవ ఉపసదేత్యుపాసదా ఏవాజిగీషన్ అజిగీషన్ తస్మాత్ తస్మాదాహు ఆహుర్యః యశ్చ చైవం ఏవం వేద వేదయః యశ్చ చన నోపసదా ఉపసదా వై ఉపసదేత్యుపాసదా వై మహాపురం మహాపురం జయంతి మహాపురమితి మహాపురం జయంతీతి ఇది తయిషు ఇషు పుంసం సమస్కర్వత అకర్వతాగ్నిం అగ్నిమనేకం అనేకం సోమం సోమగం శల్యం శల్యం విష్ణు విష్ణు తేజనం తేజనందే తే బ్రువన్ అబ్రువన్ క ఇమా ఇమామసిష్యతి అసిష్యతీతి రుద్ర రుద్రయతి ఇత్యబ్రువన్ అబ్రువన్ రుద్ర రుద్రో వై వై క్రూర క్రూరస్ సోవస్యతు అస్యత్విది ఇది సహ సో అబ్రవీత్ అబ్రవీద్వరం పరం వృణై వృణా అహం అహమేవ పశూనా పశూనామధిపతి అధిపతిరసాని అధిపతిరిత్యధిపతి రసానీతి ఇది తస్మాత్ తస్మాద్రుద్ర రుద్ర పశూనా పశూనామధిపతి అధిపతిస్తాం అధిపతిరిత్యధిపతి తాగుం రుద్ర రుద్రోవ అవాసృజత్ అసృజత్స సతిస్ర తిస్ర పుర పురోభిత్వా భిత్వైభ్య ఏభ్యో లోకేభ్య లోకేభ్యోసురాన్ అసురాన్ ప్రాణుదత అనుదతయత్ యదుపసద ఉపసద ఉపసద్యందే ఉపసదరిత్యుపాసద ఉపసద్యందే భ్రాతృవ్యపరాణుత్యై ఉపసద్యందరిత్యుపాసద్యందే భ్రాతృవ్యపరాణుత్యైన భ్రాతృవ్యపరాణుత్యాది భ్రాతృవ్యపరాణుత్యై నాన్యాం అన్యామాహుతి ఆహుతిం పురస్తాద్ ఆహుతిమిత్యాహుతి పురస్తాజ్జుహుయాద్ జుహుయాద్యత్యదన్యాం అన్యామాహుతిం ఆహుతిం పురస్తాద్ ఆహుతిమిత్యాహుతి పురస్తాజ్జుహుయాద్ హృయాదన్యత్ అన్యన్ముఖం ముఖం కురయాద్ కురయాత్సేణ సర్వేణాఘారం ఆఘారమా ఆఘారమిత్యాఘారం ఆఘారయతి ఘారయతి యజ్ఞస్య యజ్ఞస్య ప్రజ్ఞాద్యై ప్రజ్ఞాద్యై పరాగ ప్రజ్ఞాద్యాది ప్రాజ్ఞాద్రి పరాగతిక్రమ్య అతిక్రమ్య జుహోతి అతిక్రమ్యేత్యతిక్రమ్య జుహోతి పరాచ పరాచ ఏభ్యో లోకేభ్య లోకేభ్యో యజమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే ఉదతే పునః పునరత్యాక్రమ్య అత్యాక్రమ్యోపసతం అత్యాక్రమ్యేత్యతి ఆక్రమ్య ఉపసతం జుహోతి ఉపసతమిత్యుపాసతం జుహోతి ప్రణుద్య ప్రణుద్యైవ ప్రణుద్యేది ప్రాణుద్య ఏవైభ్య ఏభ్యో లోకేభ్య లోకేభ్యో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ధృత్వా భ్రాతృవ్యలోకం భ్రాతృవ్యలోకమభ్యారోహతి భ్రాతృవ్యలోకమితి భ్రాతృవ్యలోకం అభ్యారోహతి దేవాః అభ్యారోహతీత్యభి ఆరోహతి దేవా వై వయ్యాః యాః ప్రాతః ప్రాతరుపసదః ఉపసద ఉపాసీదన్ ఉపసద ఇత్యుపాసదః ఉపాసీదన్నన్న ఉపాసీదన్నిత్యుపాసీదన్ అన్హస్తాభి తాభిరసురాన్ అసురాన్ ప్రాణదంత అనుదందయాః యాః సాయం సాయకం రాత్రియై రాత్రియై తాభిః తాభిర్యత్ యత్సాయం ప్రాత సాయం ప్రాతరుపసద సాయం ప్రాతరితి సాయం ప్రాత ఉపసద ఉపసద్యంతే ఉపసదైత్యుపాసద ఉపసద్యంతే అహోరాత్రాభ్యాం ఉపసద్యంతైత్యుపాసద్యంతే అహోరాత్రాభ్యామేవ అహోరాత్రాభ్యామిత్యహరాత్రాభ్యాం ఏతమాన యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదతే నృతేజా యా ప్రాత ప్రాతర్యాజ్యా యాజ్యా స్యు స్యుసాహ తాస్సాయం సాయం పురోణువాక్యాః పురోణువాక్యాః కుర్యాద్ పురోణువాక్యాది ప్రహానువాక్యాః కుర్యాదయాతయామత్వాయ అయాతయామత్వాయ తిస్రః అయాతయామత్వాయేత్యయాతయామత్వాయ తిస్ర ఉపసదః ఉపసద ఉప ఉపసద ఇత్యుపాసదః ఉపైతి ఏది త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఇమాన్ ఇమానేవ ఏవ లోకాన్ లోకాన్ ప్రీణాది ప్రీణాది షట్ షట్ సంపద్యంతే పద్యంతే షట్ షడ్వై వా ఋతవ ఋతవ ఋతూన్ ఋతూనేవ ఏవ ప్రీణాది ప్రీణాది ద్వాదశ ద్వాదశాహీనే అహీనే సోమే సోమ ఉప ఉపైతి ఏది ద్వాదశ ద్వాదశ మాసాః మాసాః సంవత్సరః సంవత్సర సంవత్సరం సంవత్సర ఇది సంవత్సర సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏ ప్రీణాది ప్రీణాది చతుర్వింశతి చతుర్వింశతి సం చతుర్వింశతిరితి చతుర్వింశతి సంపద్యంతే పద్యంతే చతుర్వింశతి చతుర్వింశతిరర్ధమాసాః చతుర్వింశతిరితి చతుర్వింశతి అర్ధమాసానర్ధమాసాన్ అర్ధమాసానిత్యర్ధమాసాః అర్ధమాసానేవ అర్ధమాసానిత్యర్ధమాసాన్ ఏ ప్రీణాది ప్రీణాత్యారాగ్రామ ఆరాగ్రామవాంతరదీక్షా ఆరాగ్రామిత్యారాగ్రామ్ అవాంతరదీక్షాముప అవాంతరదీక్షామిత్యవాంతరదీక్షా ప్రేయాద్ ఇయాద్య యః కామయేత కామయేతాస్మిన్ అస్మిన్మే మే లోకే లోకేర్ధుగం అర్ధుగర్గ స్యాద్ స్యాదితి ఇత్యేకం ఏకమగ్రే అగ్రేథ అథ ద్వౌ ద్వావథ అథ త్రీనథ అథ చతుర చతుర ఏషా ఏషా వై వా ఆరాగ్ర ఆరాగ్రావాంతరదీక్షా ఆరాగ్రేత్యారాగ్ర అవాంతరదీక్షాస్మిన్ అవాంతరదీక్షేత్యవాంతరదీక్ష అస్మిన్నేవ ఏవాస్మై అస్మై లోకే లోకే అర్ధుకం అర్ధుకం భవతి భవతి పరోవరీయసీం పరోవరీయసీమవాంతరదీక్షా పరోవరీయసీమితి పరహావరీయసీం అవాంతరదీక్షాముప అవాంతరదీక్షామిత్యవాంతరదీక్షా ఉపేయాద్ యాద్యః యః కామయేత కామయేతాముష్మిన్ అముష్మిన్మే మే లోకే లోకేర్ధుకం అర్ధుకర్ణ స్యాద్ స్యాదితి ఇది చతుర చతురోగ్రే అగ్రే అథ త్రీన్ త్రీనథ అథ ద్వౌ ద్వావథ అథైకం ఏకమేషా ఏషా వై వై పరోవరీయసీ పరోవరీయస్య వాంతరదీక్ష పరోవరీయసీతి పరహావరీయసీ అవాంతరదీక్షాముష్మిన్ అవాంతరదీక్షేత్యవాంతరదీక్ష అముష్మిన్నేవ ఏవాస్మై అస్మై లోకే లోకేర్ధుకం అర్ధుకం భవతి భవతీతి భవతి స్వర్గం వై స్వర్గమితి స్వహాగం వా ఏతే లోకం లోకం యంతి యంతి య ఉపసద ఉపసద ఉపయంతి ఉపసద ఇత్యుపాసద ఉపయంతి తేషాం ఉపయంతి ఇత్యుపాయంతి తేషాం యః య ఉన్నయతే ఉన్నయతే హీయతే ఉన్నయత ఇత్యుదన్నయతే హీయత ఏవ ఏవ సః సన నోత్ ఉపనేషి అనేషీతి ఇది సోన్నీయం సోన్నీయమివ సోన్నీయమితి సో ఉన్నీయం ఇవయ యో వై వై స్వార్థేతాం స్వార్థేతాం యతాం స్వార్థేతామిది స్వార్థాయితాం యథాశ్రాంత శ్రాంతో హీయతే హీయత ఉత ఉత సహ స నిష్ట్యాయ నిష్ట్యాయ సహ సహ వసతి వసతి తస్మాత్ తస్మాత్ సకృత్ సకృదున్నీయ ఉన్నీయన ఉన్నీయేత్యునీయ నాపరం అపరముత్ ఉన్నయేత నయేత దధ్నా దధ్నోత్ ఉన్నయేత నయేత ఏతత్ ఏతద్వై వై పశూనాం పశూనాగం రూపం రూపకం రూపేణ రూపేణ ఇవ ఏ పశూన్ పశూనవ అవరుంధే రుంధే యజ్ఞ యజ్ఞో దేవేభ్య దేవేభ్యో నిలాయత నిలాయత విష్ణు విష్ణురూపం రూపం కృత్వా కృత్వా సహ స పృథివీం పృథివీం ప్రావిశత్ అవిషత్తం తం దేవాః దేవాహస్తాన్ హస్తాన్ సగంభ్య సగంభ్యైచ్ఛన్ సగంభ్యేతి సంభ్య ఐచ్ఛందం తమింద్ర ఇంద్ర ఉపర్యుపరి ఉపర్యుపర్యతి ఉపర్యుపరీత్యుపరి ఉపరి అత్యక్రామద్ అక్రామత్స సోబ్రవీద్ అబ్రవీత్ కోమా వాయమ్ అయముపర్యుపరి ఉపర్యుపర్యతి ఉపర్యుపరీత్యుపరి ఉపరి అత్యక్రమీద్ అక్రమీరిది ఇత్యహం అహం దుర్గే దుర్గే హంతా దుర్గ ఇది దుహోగే హంతేపి ఇత్యథ అథక కస్త్వం త్వమితి ఇత్యహం అహం దుర్గాద్ దుర్గాదాహర్త దుర్గాది దుహోగాద్ ఆహర్తేతి ఆహర్తేత్యాహర్త ఇది సహ సోబ్రవీద్ అబ్రవీద్ దుర్గే దుర్గే వై దుర్గ ఇది దుహోగే వై హంతా హంతావోచథాః అవోచథా వరాహ వరాహోయమ్ అయమ్ వామమోష వామమోష సప్తానాం వామమోషేతి వామమోష సప్తానాం గిరీణాం గిరీణాం పరస్తాద్ పరస్తాద్ విత్తం విత్తం వేద్యం వేద్యమసురాణాం అసురాణాం బిభర్తి బిభర్తితం తంజహి ఇహియతి ఇది దుర్గే దుర్గే హంతా దుర్గ ఇది దుహోగే హంతాసి అసీతి ఇది సహ సదర్భపుంజీలం దర్భపుంజీలముద్భృశ్య దర్భపుంజీలమిది దర్భాపుంజీలం ఉద్భృశ్య సప్త ఉద్భృశ్యేద్యుదృశ్య సప్త గిరీన్ గిరీన్ భిత్వా భిత్వా తమ్ తమహన్ అహం సహ సోబ్రవీద్ అబ్రవీద్దుర్గాద్ దుర్గాద్వై దుర్గాది దుహోగాద్ వా ఆహర్త ఆహర్తావోచథా ఆహర్తేత్యాహర్తః అవోచథా ఏతమ్ ఏతమా ఆహర హరేతి ఇది తమ్ తమేభ్యః ఏభ్యో యజ్ఞ యజ్ఞ ఏవ ఏవ యజ్ఞం యజ్ఞమా ఆహరత్ అహరద్యత్ యత్తత్ తద్విత్తం విత్తం వేద్యం వేద్యమసురాణాం అసురాణామవిందంత అవిందంత తదేకం ఏకం వేద్యై వేద్యై వేదిత్వం వేదిత్వమసురాణాం వేదిత్వమిది వేదిత్వం అసురాణాం వై వా ఇయమ్ ఇయమగ్రే అగ్ర ఆసీత్ ఆసీద్యావత్ యావదాసీనః ఆసీనః పరాపశ్యతి పరాపశ్యతి తావత్ పరాపశ్యతీతి పరాపశ్యతి తావద్దేవానాం దేవానాం తే తే దేవాః ఏవా అబ్రువన్ అబ్రువన్నస్తో తస్త్రేవ ఏవనః నోస్యాం అస్యామపి అపీతి ఇది క్రియత్ క్రియద్వః ఓదాస్యామః దాస్యామ ఇది ఇది యావత్ యావదియమ్ ఇయమం సలావృకీ సలావృకీ త్రిః త్రిః పరిక్రామతి పరిక్రామతి తావత్ పరిక్రామతీతి పరిక్రామతి తావన్న నో దత్త దత్తేతి ఇది సహ స ఇంద్ర ఇంద్ర సలావృకీ సలావృకీ రూపం రూపం కృత్వా కృత్రేమాం ఇమాం త్రిస్సర్వతః సర్వతః పరి పర్యక్రామత్ అక్రామత్తత్ తదిమాం ఇమామవిందంత అవిందంతయత్ యదిమాం ఇమామవిందంత అవిందంతతత్ తద్వేద్యై వేద్యై వేదిత్వం వేదిత్వపుంసా వేదిత్వమితి వేదిత్వం సా వై వాయుయం ఇయగుం సర్వాః సర్వైవ ఏవ వేదిః వేదిరియది ఇయది శక్ష్యామి శక్ష్యామీతి ఇది తు త్వయి వా అవమాయ అవమాయ ఇజంతే అవమాయేత్తి వామాయ ఇజంతే త్రికంశత్ త్రికంశత్ పదాని పదాని పశ్చాత్ పశ్చాత్ తిరశ్చీ తిరశ్చీ భవతి భవతి షట్్రికంశత్ షట్్రికంశత్ ప్రాచీ షట్్రికంశతి షట్ త్రికంశత్ ప్రాచీ చతుర్వింశతి చతుర్వింశతి పురస్తాత్ చతుర్వింశతి చతుర్వింశతి పురస్తాత్ తిరశ్చీ తిరశ్చీ దశ దశ దశ దశ సం దశ దశేతి దశ దశ సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాడన్నం విరాటి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాటి వీరాట్ విరాజ ఇవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధవుత్ ఉద్ధంతి హంతి యత్ యదేవ ఏవాస్యాహ అస్యా అమేధ్యం అమేధ్యం తత్ తదప అపహంతి హంత్యుత్ ఉద్ధంతి హంత్యుతస్మాత్ తస్మాదోషధయ ఓషధయః పరాః పరా భవంతి భవంతి బర్హిః బర్హిః స్తృణాతి స్తృణాతి తస్మాత్ తస్మాదోషధయః ఓషధయః పునః పునరా ఆభవంతి భవంత్యుత్తరం ఉత్తరం బర్హిషః ఉత్తరమిత్యుదరం బర్హిష ఉత్తర బర్హిః ఉత్తర బర్హిః స్తృణాతి ఉత్తర బర్హిరిత్యుత్తర బర్హిః స్తృణాతి ప్రజాః ప్రజా వై ప్రజా ఇవి ప్రజాః వై బర్హిః బర్హిర్యజమానః యజమాన ఉత్తర బర్హిః ఉత్తర బర్హిర్యజమానం ఉత్తర బర్హిరిత్యుత్తర బర్హిః యజమానమేవ ఏవాయజమానాద్ అయజమానాదుత్తరం ఉత్తరం కరోతి ఉత్తరమిత్యుదరం కరోతి తస్మాద్ తస్మాద్యజమానః యజమానో యజమానాద్ అయజమానాదుత్తర ఉత్తరమిత్యుదర యద్వై వా అనీశానః అనీశానో భారం భారమాదత్తే ఆదత్తేవి ఆదత్తరిత్యాదత్తే వివై వై సహ సరిషతే ఇషతే యత్ యద్వాదశ ద్వాదశ సాహ్నస్య సాహ్నస్యోపసదః సాహ్నస్యేతి స అహ్నస్య ఉపసద స్యుః ఉపసద ఇత్యుపాసద స్యుస్తిస్రః తిస్రో హీనస్య అహీనస్య యజ్ఞస్య యజ్ఞస్య విలోమ విలోమ క్రియేత విలోమేతి విలోమ క్రియేత తిస్రః తిస్ర ఏవ సాహ్నస్య సాహ్నస్యోపసదః సాహ్నస్యేతి స అహ్నస్య ఉపసదో ద్వాదశ ఉపసద ఇత్యుపాసదః ద్వాదశ అహీనస్య అహీనస్య యజ్ఞస్య యజ్ఞస్య సవీర్యత్వాయ సవీర్యత్వాయాథో సవీర్యత్వాయేతి సవీర్యాత్వాయ అథో సలోమ అథో ఇత్యథో సలోమ క్రియతే సలోమేతి సలోమ క్రియతే వత్సస్య వత్సస్యైక ఏకస్తన స్తనో భాగీ భాగీ హి సహ సోథ అథైకం ఏకద్విస్తనం స్తనం వ్రతం వ్రతముప ఉపైతి ఏత్రిథ అథ ద్వౌ ద్వావథ అథ త్రీన్ త్రీనథ అథ చతుర చతుర ఏతత్ ఏతద్వై వై క్షురపది క్షురపది నామ క్షురపదీతి క్షురాపది నామ వ్రతం వ్రతం ఏన ఏన ప్రజాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ నుదతే నుదతే ప్రతి ప్రతి నిష్యమాణాన్ నిష్యమాణానథో అథో కనీయస అథో ఇత్యథో కనీయసైవ ఏవ భూయ భూయ ఉప ఉపైతి ఏతి చతుర చతురోగ్రే అగ్రే స్తనాన్ స్తనాన్ వ్రతం వ్రతముప ఉపైతి ఏత్యథ అథ త్రీన్ త్రీనథ అథ ద్వౌ ద్వావథ అథైకం ఏకమేతత్ ఏతద్వై వై సుజఘనం సుజఘనం నామ సుజఘనమితి సుజఘనం నామ వ్రతం వ్రతం తపస్యం తపస్యకం సువర్గ్యం సువర్గ్యమథో సువర్గ్యమితి సువహాగ్యం అథో ప్ర అథో ఇత్యథో ప్రైవ ఏవ జాయతే జాయతే ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయతి ప్రాజయా పశుభిర్యవాగోః పశుభిరితి పశుభిః యవాగోరాజన్యస్య రాజన్యస్య వ్రతం వ్రతం క్రూరా క్రూరేవ ఇవ వై వయ్యవాగోః యవాగోః క్రూరః క్రూర ఇవ రాజన్యః రాజన్యో వజ్రస్య వజ్రస్య రూపం రూపకం సమృద్ధ్యై సమృద్ధ్యా ఆమిక్షా సమృద్ధ్యా ఇతి సమృద్ధ్యై ఆమిక్షా వైశ్యస్య వైశ్యస్య పాకయజ్ఞస్య పాకయజ్ఞస్య రూపం పాకయజ్ఞస్య పాకయజ్ఞస్య రూపం వృష్టి వృష్టి పయ పయో బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య తేజ తేజో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణస్ తేజ తేజస్పయ పయస్తేజ తేజసైవ ఏ తేజ తేజస్పయ పయ ఆత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేసో అసో వయస అసో విత్యసో వయసా వై వై గర్భాహ గర్భా వర్ధంతే వర్ధంతే గర్భ గర్భ ఇవ ఇవ ఖలు ఖలు వై వాష ఏష యత్ యద్దీక్షిత దీక్షితో యత్ యదస్య అస్య పయ పయో వ్రతం వ్రతం భవతి భవద్యాత్మానం ఆత్మానమేవ ఏవ తత్ తద్వర్ధయతి వర్ధయతి త్రివ్రత త్రివ్రతో వై త్రివ్రత ఇది త్రివ్రత వై మనః మనురాసీత్ ఆసీద్వివ్రతాః వివ్రతా అసురాః వివ్రతా ఇది ద్వివ్రతాః అసురా ఏకవ్రతాః ఏకవ్రతా దేవాః ఏకవ్రతా ఇత్యేకవ్రతాః దేవాః ప్రాతః ప్రాతం మధ్యం దినే సాయం సాయం తత్ తన్మనోహ మనోహర్వ్రతం వ్రతమాసీత్ ఆసీత్ పాకయజ్ఞస్య పాకయజ్ఞస్య రూపం పాకయజ్ఞస్య పాకయజ్ఞస్య రూపం పుష్ట్యై పుష్ట్యై ప్రాత ప్రాతశ్చ సాయం సాయం చాసురాణాం అసురాణాం నిర్మధ్యం నిర్మధ్యం క్షుధః నిర్మధ్యమితి నిహే మధ్యం క్షుధో రూపం రూపం దదః తదస్తే ఏ పరా పరాభవన్ అభవన్ మధ్యం దినే మధ్యం దినే మధ్యరాత్రే మధ్యరాత్రే దేవానాం మధ్యరాత్ర ఇది మధ్యరాత్రే దేవానాం దదః తదస్తే తే భవన్ అభవన్ సువర్గం సువర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయత్ యదస్య అస్య మధ్యం దినే మధ్యరాత్రే మధ్యరాత్రే వ్రతం మధ్యరాత్ర ఇది మధ్యరాత్రే వ్రతం భవతి భవతి మధ్యతః మధ్యతో వై వా అన్నేన అన్నేన భుంజతే భుంజతే మధ్యతః మధ్యత ఏవ ఏవ తత్ తదూర్జం ఊర్జం ధత్తే ధత్తే భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై భవతి భ్రాతృవ్యాభిభూత్యా ఇది భ్రాతృవ్యాభిభూత్యై భవత్యాత్మనః ఆత్మనా పరాః పరాః అస్య అస్య భ్రాతృవ్యః భ్రాతృవ్యో భవతి భవతి గర్భః గర్భో వై వా ఏషః ఏష యత్ యద్దీక్షితః దీక్షితో యోనిః యోనిర్దీక్షితమిమిదం దీక్షితమిమిదం యత్ దీక్షితమిమిదమితి దీక్షితమిమిదం యద్దీక్షితః దీక్షితో దీక్షితమిమితాత్ దీక్షితమిమితాత్ ప్రవసేత్ దీక్షితమిమితాదితి దీక్షితమిమితాత్ ప్రవసేద్యథా ప్రవసేది ప్రవసేత్ యథా యోనేః యోనేర్గర్భః గర్భ స్కందతి స్కందతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తనున్న న ప్రవస్తవ్యం ప్రవస్తవ్యమాత్మనః ప్రవస్తవ్యమితి ప్రవస్తవ్యం ఆత్మనో గోపీథాయ గోపీథాయీషః ఏష వై వై వ్యాఘ్రః వ్యాఘ్రః కులగోపః కులగోపో యత్ కులగోప ఇది కులగోపః యదగ్నిః అగ్నిస్తస్మాత్ తస్మాద్యత్ యద్దీక్షితః దీక్షితః ప్రవసేత్ ప్రవసేత్సః ప్రవసేదిది ప్రవసేత్ స ఏనం ఏనమీశ్వరః ఈశ్వరో అనూత్థాయ అనూత్థాయ హంతోః అనూత్థాయేత్యనో ఉత్థాయ హంతోర్న న ప్రవస్తవ్యం ప్రవస్తవ్యమాత్మనః ప్రవస్తవ్యమితి ప్రవస్తవ్యం ఆత్మనో గుప్త్యై గుప్త్యై దక్షిణతః దక్షిణదర్శయే ఏతత్ ఏతద్వై వై యజమానస్య యజమానస్యాయతనం ఆయతనగ్రస్వే ఆయతనమిత్యాయతనం స్వయేవ ఏవాయతనే ఆయతనే శయే ఆయతనమిత్యాయతనే శయేగ్ని అగ్నిమభ్యావృత్య అభ్యావృత్య శయే అభ్యావృత్యేత్యభి ఆవృత్య శయే దేవతాః దేవతా ఏవ ఏవ యజ్ఞం యజ్ఞమభ్యావృత్య అభ్యావృత్య శయే అభ్యావృత్యేత్యభి ఆవృత్య శయ ఇది శయే పురోహరిషిదే వ్యజనే పురోహరిషీతి పురహరిషి దేవయజనే యాజయేత్ దేవయజన ఇది దేవాయజనే యాజయేద్యం యం కామయేత కామయేతోప ఉపయనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తర యజ్ఞోదర యజ్ఞో నమేద్ నమేదభి అభి సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం జయేద్ జయేదితి ఇత్యేతత్ ఏతద్వై వై పురోహభిః పురోహభిర్దేవయజనం పురోహవిరితి పురహహవిః దేవయజనం యస్య దేవయజనమితి దేవాయజనం యస్య హోతా హోతా ప్రాతరనువాగం ప్రాతరనువాగమనుబ్రువన్ ప్రాతరనువాగమితి ప్రాతః అనువాగం అనుబ్రువన్నగ్నిం అనుబ్రువన్నిత్యనుబ్రువన్ అగ్నిమపః అప ఆదిత్యం ఆదిత్యమభి అభి విపశ్యతి విపశ్యత్యుప విపశ్యతీతి విపశ్యతి ఉపయనం ఏనముత్తర ఉత్తరో యజ్ఞ ఉత్తరైద్యుదర యజ్ఞో నమతి నమద్యభి అభి సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం జయతి యద్యాప్తే ఆప్తే వ్యజనే ఏ వ్యజనే యాజయేత్ దేవయజన ఇది దేవాయజనే యాజయే భ్రాతృవ్యవంతం భ్రాతృవ్యవంతం బంధాం భ్రాతృవ్యవంతమిది భ్రాతృవ్యవంతం బంధాం వాధిస్పర్శయేత్ అధిస్పర్శయేత్ కర్తం అధిస్పర్శయేదిత్యధిస్పర్శయేత్ కర్తం వాయావత్ యావన్న నానసే అనసే యాతవై యాతవైన నరథాయ రథాయైతత్ ఏతద్వై వా ఆప్తం ఆప్నం దేవయజనం దేవయజనమాప్నోతి దేవయజనమితి దేవాయజనం ఆప్నోత్యేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం నైనం ఏనం భ్రాతృవ్య భ్రాతృవ్య ఆప్నోతి ఆప్నోత్యేకోన్నతే ఏకోన్నతే దేవయజనే ఏకోన్నత ఇత్యేకా ఉన్నతే దేవయజనే యాజయేత్ దేవయజన ఇది దేవాయజనే యాజయేత్ పశుకామం పశుకామేకో అన్నతాత్ పశుకామమిది పశుకామం ఏకో అన్నతాద్వై ఏకో అన్నతాదిత్యేకా ఉన్నతాత్ వై దేవయజనాత్ దేవయజనాదంగిరస దేవయజనాది దేవాయజనాత్ అంగిరస పశూన్ పశూన సృజంత అసృజంతాంతరా అంతరా సదోహవిర్ధానే సదోహవిర్ధానే ఉన్నతం సదోహవిర్ధానే ఇది సదాహవిర్ధానే ఉన్నతగ్ సత్ ఉన్నతమిత్యుదోన్నతం సేతత్ ఏతద్వై వా ఏకోన్నతం ఏకోన్నతం దేవయజనం ఏకోన్నతమిత్యేకా ఉన్నతం దేవయజనం పశుమాన్ దేవయజనమితి దేవాయజనం పశుమానేవ పశుమాన్ పశుమాన్ ఏవోతి భవతి త్ర్యున్నతే త్ర్యున్నతే దేవయజనే త్ర్యున్నతే దేవయజనే యాజయేత్ దేవయజన ఇది దేవాయజనే యాజయేత్ సువర్గకామం సువర్గకామం త్ర్యున్నతాత్ స్వర్గకామతి సువర్గకామం త్ర్యున్నతాద్వై త్ర్యున్నతాది త్ర్యున్నతాత్ వై దేవయజనాత్ దేవయజనాదంగిరస దేవయజనాది దేవాయజనాత్ అంగిరస సువర్గం సువర్గం లోకం స్వర్గమితి సువాగం లోకమాయన్ ఆయన్నంతరా అంతరాహవనీయం ఆహవనీయం చ ఆహవనీయమిద్యా ఆహవనీయం చవిర్ధానం అవిర్ధానం చ అవిర్ధానమితి హవిహేధానం సోన్నతం ఉన్నతగ్రస్యాత్ ఉన్నతమిత్యుదోన్నతం సాంతరా అంతరాహవిర్ధానం అవిర్ధానం చ అవిర్ధానమితి హవిహేధానం సద సదశ్చ చాంతరా అంతరా సద సదశ్చ చగార్హవత్యం గార్హవత్యం చ గార్హవత్యమితి గార్హవత్యం చైతత్ ఏతద్వై వై త్ర్యున్నతం త్ర్యున్నతం దేవయజనం త్ర్యున్నతమిది త్ర్యున్నతం దేవయజనం స్వర్గం దేవయజనమితి దేవాయజనం స్వర్గమేవ స్వర్గమితి స్వహాగం ఏవ లోకం లోకమేతి ఏది ప్రతిష్ఠితే ప్రతిష్ఠితే దేవయజనే ప్రతిష్ఠిత ఇది ప్రతిష్ఠితే దేవయజనే యాజయేత్ దేవయజన ఇది దేవాయజనే యాజయేత్ ప్రతిష్టాకామం ప్రతిష్టాకామేతత్ ప్రతిష్టాకామమిది ప్రతిష్టాకామం ఏతద్వై వై ప్రతిష్ఠితం ప్రతిష్ఠితం దేవయజనం ప్రతిష్ఠితమిది ప్రతిష్ఠితం దేవయజనం యత్ దేవయజనమిది దేవాయజనం యత్సర్వత సర్వత సమం సమం ప్రతి ప్రత్యేవ ఏ తిష్టతి అన్యా ఓషధయ అన్యా అన్యాన్యా అన్యా ఓషధయోర్జతిశక్తిశక్తా స్యు యతిశక్త అతిశక్తా స్యోత్ తద్యాజయేత్ యాజయేత్ పశుకామం పశుకామేతత్ పశుకామమితి పశుకామం ఏతద్వై వై పశూనాం పశూనాకం రూపం రూపకం రూపేణ రూపేణైవ ఏవాస్మై అస్మై పశూన్ పశూనవ అవరుంధే రుంధే పశుమాన్ పశుమానేవ పశుమానిది పశుమాన్ ఏవతి భవతి నిర్వృతి గృహీతే నిర్వృతి గృహీతే దేవయజమే నిర్వృతి గృహీత ఇది నిర్వృతి గృహీతే దేవయజమే రాజయేత్ దేవయజన ఇది దేవాయజనే రాజయేద్యం యం కామయేత కామయేత నిర్వృత్యా నిర్వృత్యా నిర్వృత్యేతి నిహీవృత్యా అస్య యజ్ఞం యజ్ఞం గ్రాహయేయం గ్రాహయేయమితి ఇత్యేతత్ ఏతద్వై వై నిర్వృతిగృహీతం నిర్వృతిగృహీతం దేవయజనం నిర్వృతిగృహీతమితి నిర్వృతీగృహీతం దేవయజనం యత్ దేవయజనమితి దేవాయజనం యత్సదృశ్యై సదృశ్యై సత్యాహ సత్యారక్షం రక్షం నిర్వృత్యా నిర్వృత్యైవ నిర్వృత్యేతి నిహీవృత్యా ఏవాస్య అస్య యజ్ఞం యజ్ఞం గ్రాహయతి గ్రాహయతి వ్యావృత్తే వ్యావృత్తే దేవయజనే వ్యావృత్త ఇది వ్యావృత్తే దేవయజనే యాజయేత్ దేవయజనేతి దేవాయజనే యాజేద్యావృత్యాం వ్యావృత్కామయ్యం వ్యావృత్కామయ్యి వ్యావృతం యం పాత్రే పాత్రే వా తల్పే తల్పే వా మీమాగుంసేరం మీమాగుంసేరం ప్రాచీనం ప్రాచీనమాహవనీయాద్ ఆహవనీయాః ప్రవణం ఆహవనీయాదిత్యాహవనీయాద్ ప్రవణగ్ స్యాద్ ప్రవణమిది ప్రావణం స్యాద్ ప్రతీచీనం ప్రతీచీనం గార్హవద్యాద్ గార్హవద్యాదేతద్ గార్హవద్యాదిది గార్హవద్యాద్ ఏతద్ వై వై వ్యావృత్తం వ్యావృత్తం దేవయజనం వ్యావృత్తమిది వి ఆవృత్తం దేవయజనం వి దేవయజనమిది దేవాయజనం ఇ పాప్మనః పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ ఆవర్తతే వర్తతేన ఏనం ఏనం పాత్రే పాత్రేణ నల్పే తల్పే మీమాగుంసందే మీమాగుంసందే కార్యే కార్యే దేవయజనే దేవయజనే రాజే దేవయజన ఇది దేవాయజనే యాజే భూతికామం భూతికామం కార్య భూతికామమిది భూతికామం కార్యో వై వై పురుష పురుషో భవతి భవత్యేవ ఏవేత్యేవ తేభ్య ఉత్తరవేది ఉత్తరవేది సిగుంహీ ఉత్తరవేదిత్యుత్తరవేది సిగుంహీ రూపం రూపం కృత్వా కృత్వోభయాన్ ఉభయానంతరా అంతరా అవక్రమ్య అవక్రమ్యాతిష్టత్ అవక్రమ్యేత్యవాక్రమ్య అధిష్టత్తే తే దేవాః దేవా అమన్యంత అమన్యంత ఇతరాన్ ఇతరాన్ వై వా ఇయమ్ ఇయముపావత్స్యతి ఉపావత్స్యతి తే ఉపావత్స్యతి ఇత్యుప ఆవత్స్యతి త ఇదం ఇదం భవిష్యంతి భవిష్యంతీతి ఇది తాము తాముప ఉపామంత్రయంత అమంత్రయంత సా సాబ్రవీర్ అబ్రవీద్వరం పరం వృణై వృణై సర్వాన్ సర్వాన్మయా మయా కామాన్ కామాన్ యశ్యవస అశ్యవస పూర్వా పూర్వాన్తు మాగ్నే అగ్నేరాహుతి ఆహుతిరశ్నవతై ఆహుతిరిద్యాహుతి అశ్నవతా ఇది తస్మాత్ తస్మాదుత్తరవేది ఉత్తరవేదిం పూర్వా ఉత్తరవేదిమిత్యుత్తరవేది పూర్వామగ్నే అగ్నేర్వ్యాఘారయంతి వ్యాఘారయంతి వారే వృతం వ్యాఘారయంతీతి వి ఆఘారయంతి వారే వృతం హి వారే వృతమిది వారే వృతం హ్యసి అసి శంయ్యా శంయ్యా పరి పరిమిమీతే మిమీతే మాత్ర మాత్రైవ ఏవాస్యై అస్యై సాథో అథో యుక్తేన అథో విద్యుథో యుక్తేనైవ ఏవ యుక్తం యుక్తమవ అవరుంధే రుంధే విత్తాయనీ విత్తాయనీ మే విత్తాయనీతి విత్తాయనీ మేసి అసీతి ఇత్యాహ ఆహ విత్తా విత్తాహి హ్యేనాన్ ఏనానావత్ ఆవద్దిక్తాయనీ తిక్తాయనీ మే తిక్తాయనీతి విత్తాయనీ మేసి అసీతి ఇత్యాహ ఆహ విత్తాన్ తిక్తాన్ హి హ్యేనాన్ ఏనానావత్ ఆవదవతాద్ అవతాన్మా మా నాథితం నాథితమిది ఇత్యాహ ఆహనాథితాన్ నాథితాన్ హి హ్యేనాన్ ఏనానావత్ ఆవదవతాద్ అవతాన్మా మా వ్యసితం వ్యసితమిది ఇత్యాహ ఆహ వ్యసితాన్ వ్యసితాన్ హి హ్యేనాన్ ఏనానావత్ ఆవద్విదే ఇదేరగ్ని అగ్నిర్నభ నభో నామ నామాగ్నే అగ్నే అంగిర అంగిర ఇది త్రిర్హరది హరది ఏషు ఏషు లోకేషు లోకేష్ అగ్నిస్తాన్ తానేవ ఏవ అవరుంధే రుంధే తూష్ణీం తూష్ణీం చతుర్థం చతుర్థం హరది హరత్నిరుక్తం అనిరుక్తమే అనిరుక్తమిని ఉక్తం ఏవ అవరుంధే రుంధే సిగుంహీ సిగుంహీరసి అసి మహిషీ మహిషీరసి అసీతి ఇత్యాహ ఆహ సిగుంహీ సిగుంహీర్హి ఏషా ఏషా రూపం రూపం కృత్వా కృత్వోభయాన్ ఉభయానంతరా అంతరాపక్రమ్య అవక్రమ్యాతిష్టత్ అవక్రమ్యేత్యపాక్రమ్య అతిష్టరు ఉరు ప్రథస్వ ప్రథస్వోరు ఉరుతే తే యజ్ఞపతి యజ్ఞపతి ప్రథతాం యజ్ఞపతిరితి యజ్ఞాపతి ప్రథతామిది ఇత్యాహ ఆహ యజమానం యజమానమేవ ఏవ ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిః ప్రథయతి పశుభిరితి పశుభిః ప్రథయతి ధ్రువా ధ్రువాసి అసీతి ఇది సమ్ సగంహంతి హంతి ధృతీ ధృతీ దేవేభ్యః దేవేభ్యః శుంభస్వ శుంభస్వ దేవేభ్యః దేవేభ్యః శుంభస్వ శుంభస్వేతి ఇత్యవ అవచ చోక్షతి ఉక్షతి ప్రచ చకిరతి కిరతి శుద్ధ్యై శుద్ధ్యా ఇంద్రఘోష ఇంద్రఘోషస్వా ఇంద్రఘోష ఇది ఇంద్రఘోష స్వా వసుభిః వసుభిః పురస్తాత్ వసుభిరితి వసుభిః పురస్తాత్ వాదు తాత్విది ఇత్యాహ ఆహ దిగ్భ్యః దిగ్భ్యరేవ దిగ్భ్యేతి దిగ్భ్యః ఏవైనాం ఏనాం ప్రోక్షతి ప్రోక్షతి దేవాన్ దేవాదిష్ట చేర్ ఇదుత్తరవేది ఉత్తరవేదిరుపావర్తి ఉత్తరవేదిరిత్యుత్తరవేది ఉపావర్తీహ ఉపావర్తీత్యుప ఆపవర్తి ఇహైవ విజయామహై జయామహాది ఇత్యసురాః అసురా వజ్రం వజ్రముద్యత్య ఉద్యత్య దేవాన్ ఉద్యత్యేత్య దేవానభి అభ్యాయంత ఆయంతతాన్ తానింద్రఘోష ఇంద్రఘోషో వసుభి ఇంద్రఘోష ఇది ఇంద్రఘోష వసుభి పురస్తాత్ వసుభిరి వసుభి పురస్తాదప అపానుదత అనుదతమోజవా మనోజవా పితృభి మనోజవారి మనః జవాః పితృభిర్దక్షిణత పితృభిరితి పితృభి దక్షిణత ప్రచేతా ప్రచేతా రుద్రై ప్రచేతాచేత రుద్రై పశ్చాత్ పశ్చాద్విశ్వకర్మా విశ్వకర్మాదిత్యై విశ్వకర్మేతి విశ్వకర్మా ఆదిత్యైరుత్తరత ఉత్తరతో యత్ ఉత్తరతరత యదేవం ఏముత్తరవేదిం ఉత్తరవేదిం ప్రోక్షతి ఉత్తరవేదిమిత్యుత్తరవేదిం ప్రోక్షతి దిగ్భ్యః ప్రోక్షతీతి ప్రోక్షతి దిగ్భ్యరేవ దిగ్భ్యైతి దిగ్భ్యః ఏవ తద్యజమానః యజమానో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాంద్ర రణదే నృదత ఇంద్ర ఇంద్రోయతీన్ యతీన్ సాలావృతేభ్యః సాలావృతేభ్యః ప్రాయచ్చత్ అయచ్చత్తాన్ తాన్ దక్షిణత దక్షిణ ఉత్తరవేద్యాః ఉత్తరవేద్యా ఆదన్ ఉత్తరవేద్యాత్యుత్తరవేద్యా ఆదమయత్ యత్ప్రోక్షణీనా ప్రోక్షణీనాముచ్చిష్యయ ప్రోక్షణీనామిది ప్రాక్షణీనా ఉచ్చిష్యేత తత్ ఉచ్చిష్యేతేత్యుదోషిష్యేత తద్దక్షిణత దక్షిణత ఉత్తరవేద్యై ఉత్తరవేద్యైని ఉత్తరవేద్యా ఇత్యుత్తరవేద్యై ఇనయేత్ నయేద్యుత్ యదేవ ఏవ తత్ర తత్ర క్రూరం క్రూరం తత్ తత్తేన తేన శమయతి శమయతియం దృశ్యాద్ దృశ్యాద్ధం తం ధ్యాయేత్ ధ్యాయేచ్ఛుత శుచైవ ఏవైనం ఏనమర్పయతి అర్పయతీత్యర్పయతి సోత్తరవేది ఉత్తరవేదిరబ్రవీత్ ఉత్తరవేదిరిత్యుత్తరవేది అబ్రవీత్ సర్వాన్ సర్వాన్మయా మయా కామాన్ కామానవి వ్యశ్యనథ అశ్నవసేతి ఇది తే దేవా దేవా అకామయంత అకామయంతాసురాన్ అసురాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభి అభిధవేన భవేమేతి ఇది తే తే యుహవు అజోసి గుంహీ శ్రీగుంహీరసి అసి సపద్మసాహీ సపద్మసాహీ స్వాహ సపద్మసాహీతి సపద్మసాహీ స్వాహేతి ఇది తే తేసురాన్ అసురాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభి అభ్యభవన్ అభవంతే తేసురాన్ అసురాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యానభిభోజ అభిభోజా కామయంత అభిభోజేత్యభిభోజ అకామయంత ప్రజా ప్రజా విందేమహి ప్రజామితి ప్రజా విందేమహీతి ఇది తే ఏ జుహవు అజుహవు శ్రీగుంహీ శ్రీగుంహీరసి అసి సుప్రజావని సుప్రజావని స్వాహ సుప్రజావనిరితి సుప్రజావని స్వాహేతి ఇది తే ప్రజా ప్రజామవిందంత ప్రజామితి ప్రజా అవిందంత తే ప్రజా ప్రజాం విత్వా ప్రజామితి ప్రజా విత్వా కామయంత అకామయంత పశూన్ పశూన్ విందేమహి విందేమహీతి ఇది తే జుహవు అజుహవు శ్రీగుంహీ శ్రీగుంహీరసి అసి రాజస్పోషవని రాజస్పోషవలి స్వాహ రాజస్పోషవలిరితి రాజస్పోషావని స్వాహేతి ఇది తే పశూన్ పశూన విందంత అవిందంత తే పశూన్ పశూన్ విత్వా విత్వా కామయంత అకామయంత ప్రతిష్టాం ప్రతిష్టాం విందేమహి ప్రతిష్టామిది ప్రతిష్టా విందేమహీతి ఇది తే అజుహో అజుహో శ్రీగుంహీ శ్రీగుంహీరసి అస్యాదిత్యవని ఆదిత్యవని స్వాహ ఆదిత్యవనిరిత్యాదిత్యావని స్వాహేతి ఇది తమాం ఇమాం ప్రతిష్టాం ప్రతిష్టామవిందంత ప్రతిష్టామిది ప్రతిష్టాం అవిందంతతే తమాం ఇమాం ప్రతిష్టాం ప్రతిష్టాం విత్వా ప్రతిష్టామిది ప్రతిష్టాం విత్వా కామయంత అకామయంత దేవత దేవత ఆశిష ఆశిష ఉప ఆశిషరిత్యాశిష ఉపేయామ యామేతి ఇది తే జుహవు అజుహవు శ్రీగుంహీ శ్రీగుంహీరసి అస్యా ఆవహ వహ దేవాన్ దేవాన్ దేవయతే దేవయతే యజమానాయ దేవయతేతి దేవాయతే యజమానాయ స్వాహ స్వాహేతి ఇది తే దేవతాః దేవత ఆశిష ఆశిష ఉప ఆశిష ఇత్యాశిష ఉపాయన్ ఆయన్ పంచ పంచకృత్వః కృత్వో వ్యాఘారయతి వ్యాఘారయతి పంచాక్షర వ్యాఘారయతీతి ఆఘారయతి పంచాక్షర పంక్తి పంచాక్షరేతి పంచాక్షరా పంక్తి పాండ పాండో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధే క్ష్ణయా అక్ష్ణయా వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాద్ వ్యాఘారయతీతి ఆఘారయతి తస్మాదక్షణయా రక్షయా పశవ పశవోంగాని అంగాని ప్రహరంతి హరంతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై భూతేభ్యః ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై భూతేభ్యస్త్వా తేతి ఇది సృజం సృజముత్ ఉద్గృహ్ణాది గృహ్ణాది దేవాః దేవభూతాః భూతాస్తేషాం తేషాం తత్ తద్భాగధేయం భాగధేయం తాన్ భాగధేయమిది భాగధేయం తానేవ ఏదేన ప్రీణాది ప్రీణాది పౌదుద్రవాన్ పౌదుద్రవాన్ పరిధీన్ పరిధీన్ పరి పరిధీంది పరిధీన్ పరిధాది దాత్యేషాం ఏషాం లోకానాం లోకానాం విధృత్తి విధృత్యా అగ్నేః విధృత్యాది విధృత్తి అగ్నే శ్రయః త్రయోజ్యాయాగుంస జాయాగుంసో భ్రాతర భ్రాతర ఆసన్ ఆసన్ తే దేభ్యో హవ్యం హవ్యం వహంత వహంత ప్రామీయంత అమీయంత సహ సోగ్ని అగ్నిరేద్ అభిభేదిత్థం ఇత్థం వాద వాదస్య ఆర్తిం ఆర్తిమా ఆరిష్యతి అరిష్యతీతి ఇది సహ స నిలాయత నిలాయత సహ సయాం యాం వనస్పతిషు వనస్పతిష్వసత్ అవసత్తాం తాం ఊతుద్రౌ ఊతుద్రౌయాం యామోషధీషు ఓషధీషు తాం తాగం సుగంధితేజనే సుగంధితేజనే యాం సుగంధితేజన ఇది సుగంధితేజనే యాం పశుషు పశుషుతాం తాం వేత్వస్య ఏత్వస్యాందరా అందరా శృంగే శృంగేతం శృంగే ఇది శృంగే తమ్ దేవతారాః దేవతాః ప్రైషం ప్రైషమైచ్ఛన్ ప్రైషమిది ప్రాయేషం ఐచ్ఛంతం తమను అన్వరిందన్ అవిందంతం తమబ్రువన్ అబ్రువన్వ పునః నః ఆవర్తస్వ ప్రవర్తస్వ హవ్యం హవ్యం నః నోవః వహేవి ఇది సహ సో అబ్రవీద్ అబ్రవీద్వరం వరం వృణై వృణయ్యత్ యదేవ ఏవ గృహీతస్య గృహీతస్యాహుతస్య అహుతస్య బహిః పరిధి బహిః పరిధి స్కందాత్ బహిః పరిధీది బహిః పరిధి స్కందాత్ తన్మే మే భ్రాతృణాం భ్రాతృణాం భాగధేయం భాగధేయమసత్ భాగధేయమిది భాగధేయం అసదిది ఇది తస్మాత్ తస్మాద్గృహీతస్య గృహీతస్యాహుతస్య అహుతస్య బహిః పరిధి బహిః పరిధి స్కందది బహిః పరిధీది బహిః పరిధి స్కందది తేషాం తేషాం తద్భాగధేయం భాగధేయం తాన్ భాగధేయమిది భాగధేయం తానేవ ఏవతేన తేన ప్రీణాది ప్రీణాది సహ సోమన్యత అమన్యతస్థన్వంత అస్థన్వంతో మే అస్థన్వంత ఇత్యస్థన్వంత మే పూర్వే పూర్వే భ్రాతర భ్రాతర ప్రామేషత అమేషదాస్థాని అస్థాని శాతయై శాతయా ఇది సహ సయాని యాన్యస్థాని అస్థాన్యశాతయత అశాతయత తద్భూతద్రు భూతుద్రువభవత్ అభవద్యత్ యన్మాగుంసం మాగుంసముపమృతం ఉపమృతం తత్ ఉపమృతమిత్యుపామృతం తద్గుల్గులు గుల్గులు యత్ యదేతాన్ ఏతాన్ సంభారాన్ సంభారాన్ సంభరతి సంభారానితి సంభారాన్ సంభరత్యగ్నిం సంభరతీతి సంభరతి అగ్నిమేవ ఏవ తత్సంభర సంభరతి భరత్యగ్నేః అగ్నేః పురీషం పురీషమసి అసీతి ఇత్యాహ ఆహాగ్నేః అగ్నేర్హి హ్యేతత్ ఏతద్పురీషం పురీషం యత్ యత్సంభారాః సంభారా అథో సంభారా ఇతి సంభారాః అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహురేతే ఏతే వావ వావేనంతే తే భ్రాతరః భ్రాతరః పరి పరిశేరే శేరేయత్ యత్ పౌతుద్రవాః పౌతుద్రవాః పరిధయః పరిధయ ఇది పరిధయేతి పరిధయః ఇది బద్ధమవ అవస్థితి వృణపాశాద్ వృణపాశాదేవ వృణపాశాది వృణపాశాద్ ఏవైనే నేనే ముంచతి ఏనే ఇత్యేనే ముంచతి ప్రణేనేక్తి నేనేక్తి మేధ్యే మేధ్యే ఏవ మేధ్యే ఇది మేధ్యే ఏవైనే ఏనే కరోతి ఏనే ఇత్యేనే కరోతి సావిత్ర్యా సావిత్ర్యచ్చ రుచాహుత్వా హృత్వా హవిర్ధానే హవిర్ధానే ప్ర అవిర్ధానే ఇతి హవిధానే ప్రవర్తయతి వర్తయతి సవితృప్రసూతః సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇతి సవితృప్రసూతః ఏవైనే ఏనే ప్ర ఏనే ఇత్యేనే ప్రవర్తయతి వర్తయతి వరుణః వరుణో వై వా ఏష ఏష దుర్వాక్ దుర్వాగుభయతః దుర్వాయితి దుహోవాగ్ ఉభయతో బద్ధః బద్ధోయత్ యదక్షః అక్షసః సయత్ యదుత్సర్జేత్ ఉత్సర్జేత్ యజమానస్య ఉత్సర్జేదిత్యుత్సర్జేత్ యజమానస్య గృహాన్ గృహానభ్యుత్సర్జేత్ అభ్యుత్సర్జేత్ సువాగ్ అభ్యుత్సర్జేదిత్యుత్సర్జేత్ సువాగ్వేవ సువాయితి సువాగ్ ఏవ దుర్యాన్ దుర్యాగుమ్ ఆవద వదేతి ఇత్యాహ ఆహ గృహా గృహా వై వై దుర్యా దుర్యా శాంతి శాంతి పత్ని పత్యుప ఉపానక్తి అనక్తి పత్ని పత్ని హి సర్వస్య సర్వస్య మిత్రం మిత్రం మిత్రత్వాయ మిత్రత్వాయ మిత్రత్వాయ మిత్రత్వాయ యద్వై వై పత్ని పత్ని యజ్ఞస్య యజ్ఞస్య కరోతి కరోతి మిథునం మిథునం తద్ తదసో అథో పత్న్యాః అథో ఇత్యథో పత్న్యా ఏవ ఏవైషః యజ్ఞస్య యజ్ఞస్య అన్వారంభ అన్వారంభో అనవచ్ఛిత్యై అన్వారంభ ఇత్యనో ఆరంభ అనవచ్ఛిత్యై వర్త్మనా అనవచ్ఛిత్యా ఇత్యనవచ్ఛిత్యై వర్త్మనా వై వా అన్విత్య అన్విత్య యజ్ఞం అన్విత్యేత్యనోత్య యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి దిఘాగుంసంది దిఘాగుంసంది వైష్ణవీభ్యాం వైష్ణవీభ్యాం వృద్ధ్యా వృద్ధ్యాం వర్త్మనో వృద్ధ్యామిత్రిభ్యాం వర్త్మనో జుహోతి జుహోతి యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞాత్ యజ్ఞాదేవ ఏవ రక్షాగుంసి రక్షాగస్యప అపహంతి హంతియత్ధ్వర్యో అధ్వర్యురనగ్నౌ అనగ్నావాహుతిం ఆహుతిం జుహుయాత్ ఆహుతిమిత్యాహుతిం జుహుయాదంధ అంధోవధ్వర్యో అధ్వర్యు స్యాత్ స్యాద్రక్షాగుంసి రక్షాగుంసి యజ్ఞం యజ్ఞం హన్యుః అన్యుర్హిరణ్యం హిరణ్యముపాస్య ఉపాస్య జుహోతి ఉపాస్యేత్యుపాస్య జుహోత్యగ్నిపతి అగ్నిపత్యేవ అగ్నిపతీత్యగ్నిపతి ఏవ జుహోతి జుహోతిన నాంధ అంధోవధ్వర్యో అధ్వర్యుర్భవతి భవతి నయజ్ఞం యజ్ఞం రక్షాగుంసి రక్షాగుంసి ఘంది ఘంది ప్రాచీ ప్రాచీ ప్రాచీ ప్రాచీ ఏతమ్ ఇదమద్ధరం అద్ధరం కల్పయంతి కల్పయంతి ఇది కల్పయంతి ఇది కల్పయంతి ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవైనే ఏనే లోకం ఏనే ఇత్యేనే లోకం గమేది గమయత్యత్ర అత్ర రమేధాం రమేధాం వర్ష్మన్ వర్ష్మన్ పృథివ్యాః పృథివ్యా ఇది ఇత్యాహ ఆహ వర్ష్మ వర్ష్మహి హేతత్ ఏతత్పృథివ్యాః పృథివ్యాయత్ యద్దేవయజనం దేవయజనకం శిరః దేవయజనమితి దేవాయజనం శిరో వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యద్ధవిర్ధానం హవిర్ధానం దివః హవిర్ధానమిది హవిధానం యుగో వా విష్ణో విష్ణుపుత ఉత వా పృథివ్యాః పృథివ్యా ఇది ఇత్యాశీర్పదయ ఆశీర్పదయర్చ ఆశీర్పదయేత్యాశీః పదయ రచాదక్షిణస్య దక్షిణస్య హవిర్ధానస్య హవిర్ధానస్య మేధీ హవిర్ధానస్యేతి హవిధానస్య మేధీన్ని నిహంది హంది శీర్షద శీర్షద ఏవ యజ్ఞస్య యజ్ఞస్య యజమాన యజమాన ఆశిష ఆశిషోప ఆశిష ఇత్యానాశిష అపరుంధే రుంధే దండ దండో వై వాపర ఓపరస్ తృతీయస్య తృతీయస్య హవిర్ధానస్య అవిర్ధానస్య వషత్కారేణ వృద్ధానస్యేతి హవిధానస్య వషత్కారేణాక్షం వషత్కారేణేతి వషత్కారేణ అక్షమచ్చినద్ అచ్చినద్యత్ యత్తృతీయం తృతీయం షటిః షటిరథ విర్ధానయోః అవిర్ధానయోరుదాహ్రియతే అవిర్ధానయోరితి హవిధానయోః ఉదాహ్రియతే తృతీయస్య ఉదాహ్రియత ఇత్యుత్ ఆహ్రియతే తృతీయస్య అవిర్ధానస్య అవిర్ధానస్యావరుద్ధ్యై అవిర్ధానస్యేతి హవిధానస్య అవరుద్ధ్యై శిరః అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై శిరో వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యద్ధవిర్ధానం అవిర్ధానం విష్ణోః అవిర్ధానమితి హవిధానం విష్ణో రరాటం రరాటమసి అసి విష్ణోః విష్ణోః పృష్టం పృష్టమసి అసీతి ఇత్యాహ ఆహతస్మాత్ తస్మాదేతావద్ధా ఏతావద్ధా శిరః ఏతావద్ధేత్యేతావద్ధ శిరో విశ్యూతం విశ్యూతం విష్ణోః విశ్యూతమితి విశ్యూతం విష్ణో స్యూ స్యూరసి అసి విష్ణోః విష్ణోర్ధ్రువం ధ్రువమసి అసీతి ఇత్యాహ ఆహ వైష్ణవం వైష్ణవం హి దేవతయా దేవతయా హవిర్ధానం అవిర్ధానయ్యం అవిర్ధానమితి హవిధానం యం ప్రథమం ప్రథమం గ్రంథిం గ్రంథిం గ్రథనీయాద్ రథనీయాద్విద్ యత్తం తన్న నవిస్రగుంసయేత్ విస్రగుంసయేతమేహేన విస్రగుంసయేదితి విస్రగుంసయేత్ అమేహేనాధ్వర్యుః అధ్వర్యుః ప్రమీయేత మీయేత తస్మాత్ తస్మాత్సహ స విస్రస్యః విస్రస్యేతి విస్రస్యః ఏవ్వా సవితో సవితు ప్రసవే ప్రసవైతి ప్రసవైతి ప్రాసవే ఇత్యద్భ్రిమ్ అభ్రిమా ఆదత్తే దత్తే ప్రసూవర్గి ప్రసూవర్గ్యా అశ్వినో ప్రసూవర్గ్యాది ప్రాసూతి అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామిది బాహుభ్యామిది బాహోభ్యాం ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ హి దేవానాం దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూర్ష పూర్షో హస్తాభ్యా హస్తాభ్యామిది ఇత్యాహ ఆహయత్యై యత్యై వజ్ర వజ్ర ఇవ ఇవ వై వా ఏషా ఏషా యద్భ్రి అభ్రిరభ్రి అభ్రిరసి అసి నారి నారిరసి అసీతి ఇత్యాహ ఆహ శాంతి శాంతి కాండే కాండే కాండే కాండే వై కాండే కాండైతి కాండే కాండే వై క్రియమాణే క్రియమాణే యజ్ఞం యజ్ఞకం రక్షాగుంసి రక్షాగుంసి జిఘాగుంసంది జిఘాగుంసంది పరిలిఖితం పరిలిఖితకం రక్ష పరిలిఖితమిది పరిలిఖితం రక్ష పరిలిఖితా పరిలిఖిత అరాదయ పరిలిఖిత ఇది పరిలిఖిత అరాదయతి ఇత్యాహ ఆహ రక్షస రక్షసమపహత్యై అపహత్యా ఇదం అపహత్యాహత్యై ఇదమహం అహగం రక్షస రక్షసో గ్రీవా గ్రీవా అపి గ్రంథామి గ్రంథామి యః యోస్మాన్ అస్మాన్ ద్వేష్టి ద్వేష్టియం యం చ వయం వయం విష్మ విష్మైతి ఇత్యాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌ యం యం చ చైవ ఏవ ద్వేష్టి ద్వేష్టియః యశ్చ ఏనం ఏనం ద్వేష్టి ద్వేష్టితయోః తయో ఏవ ఏవానంతరాయం అనంతరాయం గ్రీవాః అనంతరాయమిత్యనంతః ఆయం గ్రీవాః క్రందతి క్రందతి దివే దివే త్వా పామంతరిక్షాయ అంతరిక్షాయ త్వా త్వా పృథివ్యై పృథివ్యై త్వా చేతి ఇత్యాహ ఆహైభ్యః ఏభ్య ఏవ ఏవైనాహం ఏనాం లోకేభ్యః లోకేభ్యః ప్ర ప్రోక్షతి ఉక్షతి పరస్తాత్ పరస్తాదర్వాచీం అర్వాచీం ప్ర ప్రోక్షతి ఉక్షతి తస్మాత్ తస్మాత్ పరస్తాత్ పరస్తాదర్వాచీం అర్వాచీం మనుష్యాః మనుష్యా ఊర్జం ఊర్జముప ఉపజీవంతి జీవంతి క్రూరం క్రూరమివ ఇవ వై వా ఏతత్ ఏతత్ కరోతి కరోతి యత్ యత్ఖనతి ఖనత్యపః అపోవ అవనయతి నయతి శాంతి శాంతివమతీః యవమతీరవ యవమతీర్యవమతీః అవనయతి నయత్యూర్గ్ ఊర్గ్వై వై యవ యవ ఊర్గ్ ఊర్గుదుంబర ఉదుంబర ఊర్జా ఊర్జైవ ఏవోర్జం ఊర్జకుంసం సమర్థయతి అర్థయతి యజమానేన యజమానేన సంయుత సంయుత ఔదుంబరీ సంయుతేతి సంయుత ఔదుంబరీ భవతి భవతి యావాన్ యావానేవ ఏవ యజమాన యజమానస్తావతీ తావతీమేవ ఏవాస్మిన్ అస్మిన్నోర్జం ఊర్జం దధాతి దధాతి పితృణా పితృణాకం సదనం సదనమసి అసీతి ఇది బర్హి బర్హిరవ అవస్తునాది స్నాది ప్రదేవత్యం ప్రదేవత్యకం హి ప్రదేవత్యమిది ప్రదేవత్యం హ్యేదత్ ఏతద్యత్ యన్నిఖాతం నిఖాతం యత్ నిఖాతమిది నిఖాతం యద్బర్హి బర్హిరనవస్తీర్య అనవస్తీర్యమినుయాత్ అనవస్తీర్యేత్నవాస్తీర్య ఋదేవత్యా నిఖాత ఋదేవత్యేదేవత్యా నిఖాత స్యాత్ నిఖాతేది నిఖాత స్యాద్బర్హి బర్హిరవస్తీర్య అవస్తీర్య వినోతి అవస్తీర్యేత్యవాస్తీర్య వినోత్యస్యాం అస్యామేవ ఏవైనాం ఏనాం వినోతి వినోత్యథో అథో స్వారుహం అథో ఇత్యథో స్వారుహమేవ స్వారుహమితి స్వారుహం ఏవైనాం ఏనాం కరోతి కరోత్యుత్ ఉద్దివం వివర్గస్తభాన సభాన ఆంతరిక్షం అంతరిక్షం ఋణ పునేతి ఇత్యాహ ఆహీషాం ఏషాం లోకానాం లోకానాం విధృత్యై విధృత్యై ద్యుతాన విధృత్యా ఇది విధృత్యై ద్యుతాన స్వా త్వామారుతః మారుతో వినోదో వినోద్విది ఇత్యాహ ఆహ ద్యుతాన ద్యుతానోహ అస్మ స్మ వై వై మారుతః మారుతో దేవానాం దేవానామౌదుంబరీం ఔదుంబరీం వినోతి వినోతి తేనైవ ఏవైనాం ఏనాం వినోతి వినోతి బ్రహ్మవనిం బ్రహ్మవనిం ద్వా బ్రహ్మవనిమిది బ్రహ్మవనిం త్వా క్షత్రవనిం క్షత్రవనిమిది క్షత్రవనిమిది క్షత్రవనిం ఇత్యాహ ఆహయసాయుజుః యథాయజురేవ యథాయజురియథాయజుః ఏవైతత్ ఏతద్ఘృతేన ఘృతేన ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఆ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఆ ప్రణేథాం ప్రణేథామిది ఇత్యౌదుంబర్యాం ఔదుంబర్యాం జుహోతి జుహోతి ద్యావా పృథివీ యావా పృథివీ ఏవ యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఏవ రసేన రసేనానక్తి అనక్ట్యాంతం ఆంతమన్వరస్రావయతి ఆంతమిత్యా అంతం అన్వరస్రావయత్యాంతం అన్వరస్రావయతి ఇత్యనో అవస్రావయతి ఆంతమేవ ఆంతమిత్యా అంతం ఏ యజమానం యజమానం తేజసా తేజసానక్తి అనక్తేంద్రం ఐంద్రమసి అసీతి ఇది ఛది ఛదిరథి అధిని నిదధాతి దాత్యేంద్రం ఐంద్రగం హి దేవతయా దేవతయా సద సదో విశ్వజనస్ విశ్వజనస్ ఛాయా విశ్వజనస్యేతి విశ్వజనస్ ఛాయేతి ఇత్యాహ ఆ విశ్వజనస్ విశ్వజనస్ హి విశ్వజనస్యేతి విశ్వజనస్ ఏషా ఏషా ఛాయా ఛాయాత్సద సదో నవచది నవచది తేజస్కామస్ నవచది నవచది తేజస్కామస్ వినయాత్ తేజస్కామస్ తేజ కామస్ వినయా త్రివృతా త్రివృతా సోమేన త్రివృతేతి త్రివృతా సోమేన సంమితం సంమితం తేజ సంమితమితి సాంమితం తేజస్త్రివృత త్రివృత్తేజస్వీ త్రివృతేతి త్రివృత తేజస్యేవ ఏ భవతి భవత్యేకాదశది ఏకాదశి ఇంద్రియకామస్ ఏకాదశదీత్యేకాదశాక్షరి ఇంద్రియకామస్యేకాదశాక్షరా ఇంద్రియామస్యేతి ఇంద్రియకామస్ ఏకాదశాక్షరా త్రిష్టుక్ ఏకాదశాక్షరేత్యేకాదశాక్షరా త్రిష్టుకింద్రియం ఇంద్రియం త్రిష్టుక్ త్రిష్టుకింద్రియావీ ఇంద్రియావ్యేవ ఏవ భవతి భవతి పంచదశతి పంచదశతి భ్రాతృవ్యవద పంచదశతీతి పంచదశతి భ్రాతృవ్యవద పంచదశ భ్రాతృవ్యవద ఇది భ్రాతృవ్యావద పంచదశో వజ్ర పంచదశేతి పంచదశ వజ్రో భ్రాతృవ్యాభివత్యై భ్రాతృవ్యాభివత్యై సప్తదశతి భ్రాతృవ్యాభివత్యాది భ్రాతృవ్యాభివత్యై సప్తదశతి ప్రజాకామస్య సప్తదశ చరీతి సప్తదశాచరి ప్రజాకామస్య సప్తదశ ప్రజాకామస్యేతి ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతి సప్తదశేతి సప్తాదశ ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ఆప్తి ప్రజాపతి ప్రజాపతే ఆప్త్యా ఏకవింశతి సరి ఏకవింశతి సరి ప్రతిష్టాకామస్య ఏకవింశతి సరికవింశతి సరి ప్రతిష్టాకామస్యైకవింశ ప్రతిష్టాకామస్యేతి ప్రతిష్టాకామస్య ఏకవింశ స్తోమానా ఏకవింశ ఇత్యేకవింశ స్తోమానా ప్రతిష్ట ప్రతిష్టా ప్రతిష్ట్యై ప్రతిష్టేతి ప్రతిష్ట ప్రతిష్ట్యా ఉదరం ప్రతిష్ట్యాది ప్రతిష్ట్యై ఉదరం వై వై సద సద ఊర్క్ ఊర్గుదుంబర ఉదుంబరో మధ్యద మధ్యద ఔదుంబరీ ఔదుంబరీం వినోది వినోది మధ్యద మధ్యద ప్రజానా ప్రజానామూర్జం ప్రజానామితి ప్రజానా ఊర్జం దాది తస్మాత్ తస్మాన్మధ్యద మధ్యద ఊర్జా ఊర్జా భుంజతే భుంజతే యజమానలోకే యజమానలోకే వై యజమానలోకైతి యజమానలోకే వై దక్షిణాని దక్షిణాని చతీగుంషి చతీగుంషి భ్రాతృవ్యలోకే భ్రాతృవ్యలోక ఉత్తరాణి భ్రాతృవ్యలోకైతి భ్రాతృవ్యలోకే ఉత్తరాణి దక్షిణాని ఉత్తరాణీత్యుదోత్తరాణి దక్షిణాన్యుత్తరాణి ఉత్తరాణి కరోతి ఉత్తరాణీత్యుదోత్తరాణి కరోతి యజమానం యజమానమేవ ఏవాయజమానాత్ అయజమానాదుత్తరం ఉత్తరం కరోతి ఉత్తరమిత్యుదోత్తరం కరోతి తస్మాత్ తస్మాద్యజమానః యజమానోయజమానాద్ అయజమానాదుత్తర ఉత్తరోంతర్వర్తాన్ ఉత్తర ఇత్యుదోత్తర అంతర్వర్తాన్ కరోతి అంతర్వర్తానిత్యంతః వర్తాన్ కరోతి వ్యావృత్యై వ్యావృత్యై తస్మాత్ వ్యావృత్యాది ఆవృత్యై తస్మాదరణ్యం అరణ్యం ప్రజా ప్రజా ఉప ప్రజా ఇది ప్రజా ఉపజీవంతి జీవంతి పరి పరిత్వా తా నిర్వణ నిర్వణో విర విర ఇది ఇత్యాహ ఆహ యథా యజు యథా యజురేవ యథా యజురియథా యజు ఏవైతద్ ఏతదింద్రస్య ఇంద్రస్య స్యోః స్యూరసి అసీంద్రస్య ఇంద్రస్య ధ్రువం ధ్రువమసి అసీతి ఇత్యాహ ఆహైంద్రం ఐంద్రగం హి దేవతయా దేవతయా సద సదోయం యం ప్రథమం ప్రథమం గ్రంథిం గ్రంథిం గ్రథనీయాద్ గ్రథనీయాద్యత్ త్యక్తం తన్న నభిస్రగుంసయేత్ విశ్రగుంసయేతమేహేన విశ్రగుంసయేతి విశ్రగుంసయేత్ అమేహేనాధ్వర్యుః అధ్వర్యుః ప్రమీయేత మీయేత తస్మాత్ తస్మాత్ సహ సవిశ్రస్య విశ్రస్య ఇది విశ్రస్య శిరోపై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యేత్ యద్ధవిర్ధానం అవిర్ధానం ప్రాణాః అవిర్ధానమితి హవిధానం ప్రాణా ఉపరవాహ ప్రాణా ఇది ప్రాణాః ఉపరవాహ విర్ధానే ఉపరవా ఇత్యుపరవాహ అవిర్ధానే ఖాయందే అవిర్ధాన ఇది హవిధానే ఖాయందే తస్మాత్ తస్మాత్ శీర్షన్ శీర్షన్ ప్రాణాః ప్రాణాధస్తాత్ ప్రాణా ఇది ప్రాణాః అధస్తాత్ ఖాయందే ఖాయందే తస్మాత్ తస్మాదధస్తాత్ అధస్తాత్ శీర్షః శీర్షః ప్రాణాః ప్రాణరక్షోహణః ప్రాణాది ప్రాణా రక్షోహణోమలగహన రక్షోహణ ఇది రక్షన అలగహనో వైష్ణవాన్ అలగహన ఇది వలగహన వైష్ణవాన్ ఖనామి ఖనామీది ఇత్యాహ ఆహ వైష్ణవా వైష్ణవాహి దేవతయా దేవతయోపరవాహ ఉపరవా అసురాహ ఉపరవా ఇత్యువారవాహ అసురా వై వై నిర్యంత నిర్యంతో దేవానాం నిర్యంత ఇది నిహీయంత దేవానాం ప్రాణేషు ప్రాణేషు వలగాన్ ప్రాణేష్ ప్రాణేషు వలగాన్ని వలగానిది వలగాన్ వ్యఖనన్ అఖనందాన్ తాన్ బాహుమాత్రే బాహుమాత్రేను బాహుమాత్రైలి బాహుమాత్రే అన్వరింద్రన్ అవిందం తస్మాత్ తస్మాత్ బాహుమాత్రా బాహుమాత్రా ఖాయందే బాహుమాత్రా ఇది బాహుమాత్రా ఖాయంత ఇదం ఇదమహం అహంతం తం వలగం వలగముత్ వలగమితి వలాగం ఉద్వపామి వపామియం ఎన్న నమాన సమానోయం యమసమాన అసమానో నిజఖాన నిజఖానేతి నిజఖానేతి నిజఖాన ఇత్యాహ ఆహ ద్వౌ ద్వౌ వావ వావ పురుషౌ పురుషౌ యః యశ్చ సైవ ఏవ సమాన సమానోయః యశ్చ చాసమాన అసమానోయం యమేవ ఏవాస్మై అస్మై ద్వౌ తౌ వలగం వలగం నిఖనద నలగమితి వలాగం నిఖనదస్తం నిఖనదైతి నిఖనద తమేవ ఏవోత్ ఉద్వపది వపతి సం సంతృణత్తి తృణద్ది తస్మాత్ తస్మాత్ సంతృణ్ణా సంతృణ్ణా అంతరద సంతృణ్ణా ఇది సంతృణ్ణా అంతరద ప్రాణా ప్రాణాన ప్రాణా ఇది ప్రాణా నసం సంభినత్తి భినద్ది తస్మాత్ తస్మాదసంభిన్నా అసంభిన్నా ప్రాణా అసంభిన్నా ఇత్యసంభిన్నా ప్రాణా అపః ప్రాణా ఇది ప్రాణా అపోవ అపనయతి నయతి తస్మాత్ తస్మాదార్ద్రా ఆర్ద్రా అంతరద అంతరద ప్రాణా ప్రాణాయవమతీ ప్రాణాది ప్రాణా యవమతీరవ యవమతీరిది యవమతీ అవనయతి నయత్యోర్గ్వై వై యవ యవ ప్రాణా ప్రాణా ఉపరవాహ ప్రాణాది ప్రాణాహ ఉపరవాహ ప్రాణేషు ఉపరవాహ ప్రాణేష్వేవ ప్రాణేష్విది ప్రాణేషు ఏవోర్జం ఊర్జం దాది దాది బర్హి బర్హిరవ అవస్తృణాది సృణాది తస్మాత్ తస్మాల్లవశా లోవశా అంతరద అంతరద ప్రాణా ప్రాణా ఆజ్యేన ప్రాణాది ప్రాణా ఆజ్యేన వ్యాఘారయతి వ్యాఘారయతి తేజ వ్యాఘారయతీతి వ్యాఘారయతి తేజో వై వా ఆజ్యం ఆజ్యం ప్రాణా ప్రాణా ఉపరవాహ ప్రాణాది ప్రాణా ఉపరవా ప్రాణేషు ఉపరవా ఇత్యుపరవాహ ప్రాణేష్వేవ ప్రాణేష్విది ప్రాణేషు ఏవ తేజ తేజో దాది దాది హను అను వై అను ఇది హను వా ఏతే యజ్ఞస్య యజ్ఞస్యదధిషవణే అధిషవణేన అధిషవణే ఇత్యధీసవనే నసం సంతృణత్తి తృణత్యసంతృణ్ణే అసంతృణ్ణేహి అసంతృణ్ణే ఇత్యసంతృణ్ణే హి హను హను అథో హను ఇది హను అథో ఖలు అథో ఇత్యథో ఖలు దీర్ఘసోమే దీర్ఘసోమే సంతృద్యే దీర్ఘసోమై దీర్ఘసోమే సంతృద్యే ధృత్యై సంతృద్యే ఇది సంతృద్యే ధృత్యై శిర శిరో వై వా ఏతద్యజ్ఞస్యేద్ధవిర్ధానం అవిర్ధానం ప్రాణా అవిర్ధానమితి హవిధానం ప్రాణా ఉపరవాహ ప్రాణా ఇది ప్రాణా ఉపరవాహను ఉపరవా ఇత్యుపరవాహ హను అధిశ్రవణే హను ఇది హను అధిశ్రవణే జిహ్వా అధిశ్రవణే ఇత్యధీశ్రవణే జిహ్వా చర్మ చర్మ గ్రావాణ రావాణో దంతాహ దంతాముఖం ముఖమాహవనీయ ఆహవనీయో నాసికా ఆహవనీయ ఇత్యాహవనీయ నాసికోత్తర వేలి ఉత్తరవేదిరుదరం ఉత్తరవేదిరిత్యుత్తరవేది ఉదరకం సద సదో యదా యదా ఖలు ఖలు వై వై జిహ్వయా జిహ్వయా దత్సు దత్స్వధి దత్స్యదిసు అధి ఖాదతి ఖాదత్యథ అథ ముఖం ముఖం గచ్చతి గచ్చతి యదా యదా ముఖం ముఖం గచ్చతి గచ్చత్యథ అథోదరం ఉదరం గచ్చతి గచ్చతి తస్మాత్ తస్మాద్ధవిర్ధానే అవిర్ధానే చర్మన్ అవిర్ధానైతి హవిధానే చర్మన్నధి అధిగ్రావభి గ్రావభిరభిశుత్య రావభిర్విగ్రావాభి అభిశుత్యాహవనీయే అభిశుత్యేత్యభిశుత్య ఆహవనీయే హుత్వా ఆహవనీయైత్యాహవనీయే హుత్వా ప్రత్యంజః ప్రత్యంజః పరేద్య పరేద్య సరసి పరేద్యేది పరాజిక సరసి రక్షయంది రక్షయంద్రియః యో వై వై విరాజ విరాజో యజ్ఞముఖే విరాజ ఇది వీరాజ యజ్ఞముఖే దోహం యజ్ఞముఖైతి యజ్ఞాముఖే దోహం వేద వేద దుహే దుహ ఏనామియం ఇయం వై వై విరాట్ విరాట్ తస్యై విరాజితి వీరాట్ తస్యై త్వగ్ త్వక్చర్మ చర్మోధ ఊధోధిశవణే అధిశవణే స్తనాః అధిశవణే ఇత్యధిశవణే స్తనా ఉపరవాః ఉపరవాగ్రావాణః ఉపరవా ఇత్యుపరవాః గ్రావాణో వత్సాః వత్సారిత్యుజః ఋత్విజో దుహంది దుహంది సోమ సోమ పయః పయోయః యదేవం ఏవం వేద వేద దుహే దుహ ఏవైనాం ఏనామిత్యేనాం ఓ షష్ఠకాండే ద్వితీయః ప్రశ్నః సమాప్తః.